వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వ్యాదవ్యాస మహర్షి పంచమవేదంగా మనకు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారత ప్రవచనంలో ఈరోజు 7వ రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సభాపర్వంలో ప్రధానమైనటువంటి ఘట్టం ద్యూతం జరుగుతున్నటువంటి సభలో అమ్మ ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు అవమానించిన వైనం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి విధానం, ఈ రెండూ తెలియజేసుకున్నాం. ఆమె యొక్క ధర్మాన్ని చూసి సంతోషించిన కృష్ణ పరమాత్మ ఆ ధర్మము ద్వారానే ఆమెను రక్షించాడు. అది వస్త్రరూపముగా ఆ తల్లిని కాపాడింది. ఆడ తర్వాత డస్సిపోయి పడిపోయాడు అక్కడ దుశ్శాసనుడు. ఆ సమయంలో మొత్తం అంత వేదనాభరితంగా ఉన్నది అక్కడ పరిస్థితి. అప్పుడు సర్వధర్మవేత్త అయిన విదురుడు రెండు చేతులు పైకెత్తి సభాసదులను ఉద్దేశించి గొప్ప మాట అంటున్నాడు. ఇప్పుడు ద్రౌపది ప్రశ్న వేసినది, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఒక్కరు లేరా ఈ సభలో? ఇతడు ముందు తానోడి నన్ను ఓడేడా, నన్ను ఓడి తానోడేడా, దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నది. ఆ ప్రశ్నను ఏ ఒక్కరూ విచారించడం లేదే. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ధర్మహాని కలుగుతుంది సుమా. పైగా సమాధానం చెప్పేటప్పుడు ధర్మ విషయంలో నా వాళ్ళు అనే భావన లేకుండా సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే వాళ్ళే నిజానికి ధర్మానికి సమాధానం చెప్పేవాళ్ళు అవుతారు. పైగా సభలో ధర్మము తెలిసి కూడా ఎవడైతే సమాధానం చెప్పడో అతడు అసత్య ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాడు. అంటే అద్భుతమైన రెండు మాటలు చెప్తున్నాడు విదురుడు ఇక్కడ. యోహి ప్రశ్నం నవిబ్రూయాత్ ధర్మదర్శి సభాంగత అనృతేయా ఫలావాప్తి తస్యాసోర్ధం సమశ్నుతి యునర్వితం బ్రూయాత్ ధర్మదర్శి సభాంగత అనృతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతి ఇది నిశ్చయ. ధర్మజ్ఞుడై ఉంటూ సభలో ఉన్నటువంటి వాడు ప్రశ్నకి సమాధానం ఇవ్వకపోతే అసత్యంలో సగం ఫలితాన్ని పొందుతాట. అసత్య ఫలితం దుఃఖమే, మహాపాపం అది. పైగా ధర్మజ్ఞుడై సభలో నిలిచి సత్యం చెప్పకపోతే వచ్చే దోషం అది. అతడు తప్పుడు సమాధానం కానీ చెప్పినట్లయితే అసత్యం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందుతాడు. మొత్తానికి ఇక్కడ ఉన్నవారు సమాధానం చెప్పకపోతే దోషము అని గట్టిగా చెప్తూ ఒక ఇతివృత్తాన్ని ఇక్కడ విదురుడు చెప్తాడు. ఇలాంటి ఇతివృత్తాలు ఎన్ని మనం భారతంలో తీసుకున్నా అవి ఒక అద్భుతమైన కథల సంపుటి అవుతుందండి. ఇక్కడ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం కూడా చెప్తూ ప్రహ్లాదు నిష్పక్షపాతంగా తన పుత్రుడు అని కూడా చూడకుండా సత్యాన్ని ఏ విధంగా చెప్పాడని అంశాన్ని చెప్తూ, ఎవరైనా సరే ధర్మ నిర్ణయం చేసినప్పుడు నాది నా వాళ్ళు అనే మోహం లేకుండా ధర్మ నిర్ణయం చేయాలనే అంశాన్ని విదురుడు ఇక్కడ నొక్కి చెప్తాడు. ఇలాంటివి అనేక భారతంలో మనకు కనబడుతుంటాయి. ఇది సన్నివేశం దగ్గర మిగిలిన ఒక్కసారి స్మరించుకోవాలి మనం. ఇతివృత్తాలు కాదు, ఇతివృత్తాల్లో చెప్పిన ఆంతర్యం. ఎందుకంటే ఒక ధర్మాన్ని చెప్పినప్పుడు ఒక శాస్త్రవాక్యాన్ని చెప్పడం ఒకటి, ఆ వాక్యానికి ఉదాహరణ రూపంగా గతంలో మహాత్ముల వద్ద జరిగిన ఒకనొక చరిత్రను చెప్పడం ఒకటి. ఇలాగ వ్యాసుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు మహాభారతంలో. ఒక్కొక్క ఇతివృత్తం ద్వారా తాను చెప్పిన సత్యము అది ఆచరణ యోగ్యమే, పూర్వీకులు మహాత్ములు ఇలా ఆచరించారని చెప్పడానికి ఒక్కొక్క ఇతివృత్తం. అలా ప్రతి వృత్తాంతం కూడా ఒకనొక ప్రమాణాన్ని మనకు చెప్తున్నది. ధర్మం చెప్పేటప్పుడు పద్ధతి ఇది. కేవలం ధర్మవాక్యాలు బోధిస్తే చాలదండి, ఆ వాక్యాలను అమలుపరిచి దాని యొక్క సత్యాన్ని జయాన్ని రుజువు చేసిన మహాత్ముని చూపించాలి. ఇది వ్యాసుడు భారతంలో చూపించిన సమస్త ఉపాఖ్యానాల వృత్తాంతాల యొక్క ప్రయోజనం. ఈ కోణంలో మిగిలిన వృత్తాంతాలని ఎవరికి వారు అధ్యయనం చేసుకోవచ్చు. మొత్తానికి అప్పుడు ద్రౌపది ఈ విధంగా దీనురాలై ఉండగా విదురుడు ఈ మాట చెప్తే ఒక్కరు సమాధానం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు గట్టిగా మాట్లాడుతూ దుశ్శాసనుడితో అంటున్నాడు, ఈ ద్రౌపది మనకు దాసి, ఈమెను ఇంటికి నడిపించు, మన ఇంటికి నడిపించు అని గట్టిగా అంటూ ఉంటే దుశ్శాసనుడు గట్టిగా లాగేట. ఆ లాగినప్పుడు క్రింద పడిపోయింది ద్రౌపది. ఆ పడిన పరిస్థితిలో సా తేన చ సమాధూత దుఃఖేన చ తపస్విని, ఈ వాక్యం ఇక్కడ అద్భుతంగా ప్రయోగించాడు. మహాతపస్విని, తపస్వధర్మవర్తిత్వం అని భారతమే చెప్తోంది ఇక్కడ. ఆమె అన్ని విధాలా ఉత్తమమైన స్త్రీకి ఉచితమైనటువంటి ధర్మమునందుందు గనక మహాతపస్విని. ఆ తపస్విని పతిత విలలాపేదం సభాయా మతదోచిత, మొత్తం ఆ సభలను ఉద్దేశించి దుఃఖంతో అంటుంది ఆ తల్లి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఇంతవరకు నేను ఏ రాజుల్ని చూడలేదు. స్వయంవర సభలో రంగస్థలం వద్ద వచ్చిన రాజుల్ని చూసిన తర్వాత ఇంతవరకు నేను ఎవరికి కంటా పడలేదు. అటువంటిది సభలోకి ఇలా రావలసి వచ్చింది. అంతేకాదు రాజభవనంలో నన్ను గాలి కూడా తాకలేదే, నన్ను గాలి తాకినా సహించలేని పాండవులు ఇప్పుడు దురాత్ముడు తాకి జుట్టు ఈడ్చి వస్త్రం లాగుతూ ఉన్నా సహిస్తూ ఉన్నారు. పైగా కురువంశానికి కోడలినై, కోడలోనగా పుత్రి సమానం అయినటువంటి నేను ఈ కురువంశ సభలో ఇలాగ అవమానానికి లోనయ్యానంటే కాల వైపరీత్యం. పైగా ధర్మ్యాం స్త్రియం సభాం పూర్వే ననయంతీతి నశ్రుతం స నష్ట కౌరవేయేషు పూర్వో ధర్మ సనాతన ముఖ్యమైన కొన్ని కొన్ని శ్లోకములు మనం ఉటంకించుకుంటున్నాం ఇక్కడ. ధర్మపరాయణురాలైనటువంటి స్త్రీని ఎప్పుడూ ఎవరు సభలోకి తీసుకురాలేదు. అలాంటిది ఎప్పుడు నహ శృతం న మాచే ఎప్పుడు అలాంటి ఇతివృత్తం వినబడలేదు. ఇప్పుడు ఇది జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ కౌరవేయులు సనాతన ధర్మాన్ని తప్పారు. ఇప్పుడు ధర్మపరాయణురాలని ఇలా సభలోకి ఈడ్చి తీసుకురావడం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం. ధర్మవిరుద్ధమైతే ఫలితం అనుభవించక తప్పదు. అప్పుడు సమాధానం చెప్తున్నాడు భీష్ముడు. ఎందుకంటే విదురుడు ఒక మాట అన్నాడుగా, సమాధానం చెప్పకపోతే దోషమని విదురుడు చెప్తున్నాడు సమాధానం. మన భీష్ముడు వారు సమాధానం విదురుడు చెప్పిన మాటను అనుసరించి అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఓ కురువంశస్థులారా, నేను ఓడిపోయానో ఓడిపోలేదో మీరే చెప్పండి అని అడిగితే భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇది రెండో మారు మాట్లాడుతున్నాడు. నిన్న మాటను మనం చాలా విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నాం. ఇక్కడ భీష్ముడు మాటలు జాగ్రత్తగా చూడాలి. నిజానికి ఇది అటూ ఇటూ తేల్చలేని మాట అండి. మళ్ళీ పునరావృతం అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఆ చిక్కేముటో నేను అన్నీ చెప్పుకున్నాం. పోనీ ఓడిపోయినటువంటి ధర్మరాజు తిరిగి పణం పెట్టడానికి వీల్లేదు అన్నప్పుడు పణం ధర్మరాజు పెట్టలేదు శకునం అన్నాడు. శకునం అంటే అన్నాడు, కానీ నేను అంగీకరించాడు. అదొకటి ఉన్నది. ఇన్ని విషయాల్లో ఇది ఏ విధంగా తేల్చి చెప్తారు? ఈ పరిస్థితి చాలా క్లిష్టమైన సమస్య. అయితే ఏదేమైనప్పటికీ కూడా కులస్త్రీని సభలో అవమానించడం మాత్రం క్షమించడానికి దోషమే. దాని ఫలితం అనుభవించక తప్పదు. అది లభిస్తున్నది ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ మరొకటి తెలుసుకోవాల్సిందంటే ధర్మరాజు అక్కడ కూర్చున్న పరిస్థితిలో ఒక జూత వ్యసన పరుడుగా కూర్చోలేదు. ఒక ధార్మికుడుగానే కూర్చున్నాడు, జూతం ఆడుతున్నాడు. జూతం ఆడుతున్నప్పుడు కలిగే మానసిక భావాలు అతడిలోనే కలిగే. కానీ ఇక్కడ పాచికలు వేసినది మాత్రం ధర్మరాజు కాదు. ఒక్క పాచిక కూడా ధర్మరాజు వేయలేదండి. వేసినదంతా శకునే తెలుసుకోవాలి. దీన్ని బట్టి వాడి చేతులు ఉన్నాయి. వాడు చెప్తున్నాడు, ఈయన లెక్క చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నాడు. ఆయన చేతులు మాయా విద్య ఉన్నది. ఇది వంచన విద్య అని అనేక చోట్ల ప్రస్తావించబడుతున్నది. వంచన శిల్పి అతడు. అందుకు ఆ వంచనతోనే పాచికలన్నీ వేసినవాడు అతడు, ఓడిపోయినవాడు ధర్మరాజు. అందుకని ధర్మరాజు పాచిక తీసుకువెయ్యలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకనొక అంశం. దీన్ని బట్టి ఎవడి చేతిలో పాచికలు పూర్తిగా హస్తగతమై ఉన్నాయో వాడు చేసినటువంటి ఒకనొక క్రీడ ఇది. ఎప్పుడైతే ఇప్పుడు భీష్ముడు మాట్లాడుతున్న మాట చాలా విశేషంగా ఉన్నాయి. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి. ఇక్కడ భీష్ముడు నిజానికి గోడ మీద పిల్లివాటంగా మాట్లాడే అనడానికి లేదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నాడు. లోకేన శక్యతే జ్ఞాతు అప విజ్ఞేర్ మహాత్మభి. పైగా అన్నీ తెలిసిన విజ్ఞులైన మహాత్ములు కూడా నిర్ణయించలేని విధంగా ఒక్కొక్కప్పుడు ధర్మ సంకటం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఒక్కొక్క సమయంలో ఎవడు బలవంతుడో వాడు మాట్లాడింది ధర్మం అవుతుంటుంది. ఆ బలవంతుడి చేతిలో ఈ ధర్మం దెబ్బతిని అది ధర్మంగా చలామణి కూడా అవుతూ ఉంటుంది. నీ ప్రశ్న అత్యంత దురవగాహంగా ఉన్న సుమ, ధర్మ నిర్ణయ కార్యం చాలా విశేషమైనది. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మాత్రం ఒక మాట చెప్తున్నాను. నూన మంతః కులస్యాయం భవిత నచిరాదివ తథాహి కురవ సర్వే లోభమోహ పరాయణాః. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి మాత్రం ఫలితం చెప్తున్నాను. మొత్తం కౌరవ వంశం అంతా కూడాను నాశనమవుతున్నది. అది దీని యొక్క ఫలితం. ఎందుకంటే లోభంతో మోహంతో కౌరవులు చేస్తున్నటువంటి దుష్టకార్యానికి ఫలితం వంశనాశనమే. ఇప్పుడు దీన్ని వివరించడం అత్యంత కష్టం గనక, పైగా నువ్వు పాండవ ధర్మపత్నివి. పాండవులు ఉత్తమ వంశ సంజాతులు. వారు ఎటువంటి వారు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సధర్మో ధర్మవేళాయాం భవత్యభిగత పర న వివేక్తుంచతే పృష్టమిమం శక్నోమి నిశ్చయాత్. ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాన్ని తప్పని వారు పాండవులు. పైగా నువ్వు కూడా ఇంత కష్టకాలంలో కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నావు. సర్వ సమర్థులైన వారు కూడా మౌనం వహించారు అంటే ధర్మ మీమాంస చేత వాళ్ళు మౌనం వహించారు. అదే పరాక్రమంగాను చూపిస్తే ఎవరైనా నిలుస్తారా? ఇక్కడ పాండవులు లేచి పరాక్రమం చూపిస్తే పరాక్రమవంతులు సమర్థులైన పాండవులు కూడా మౌనం వహించారు. నువ్వు కూడా ఇది ధర్మమా, ఏది ధర్మం అని అడుగుతున్నావు. ఈ చెప్పడంలోకి ఉద్దేశం, తల్లి నువ్వు కానీ ఆగ్రహించి చూసావా వీళ్ళలో ఒక్కడు మిగలడు? వాళ్ళు పరాక్రమించారా? ఎవరూ మిగలరు. మీరు ఉభయులు కూడా అంటే పతులైన ఐదుగురు, పత్నివైన నువ్వు కూడా ధర్మాన్ని అంటిపెట్టుకుని మాట్లాడుతున్నారే, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షించుగాక అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ. యత్ కృచ్ఛ్రమపి సంప్రాప్త ధర్మమేవ అన్వవేక్షసే. చూడు, ఒక్కొక్కరు తలలు వాల్చి శూన్య శరీరాల వలె కూర్చుని ఉన్నారు పాండవులు. ఈ విషయంలో నిజానికి ఓడిపోయావా లేదా అనేది చెప్పదగిన వాడు ధర్మరాజు మాత్రమే అన్నాడు ఇక్కడ. ధర్మరాజు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని అటు చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు గట్టిగా నవ్వి ఒక మాట అన్నాడు. ద్రౌపది, నీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు చెప్పాలి. వాళ్ళని సమాధానం ఇవ్వమను. పైగా నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు లేదని ఈ నలుగురిలో ఎవరైనా చెప్తే చూస్తానన్నాడు. నిజానికి వాళ్ళు కూడా చెప్పలేదండి అధికారం లేదని ఎలా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మరాజు పతి అయినప్పుడు భాగంగా ఈమెకు కూడా భాగం ఉన్నది గనక అధికారం లేదు అనలేడు ఏ ఒక్కరూ కూడా. అందుకు వాళ్ళని చెప్పమను. లేదా ధర్మరాజు నిన్ను పణం పెట్టడానికి అధికారం తనకు లేదని ఆయన్ననమను. కుర్వంతు సర్వే చానృతం ధర్మరాజం పాంచాలిత్వం మోక్షసే దాసభావాత్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ధర్మరాజు అబద్ధమాడాడు, తప్పు మాట్లాడాడని వాళ్ళ తమ్ముళ్ళైనా అతడైనా చెప్తే మొత్తం అందరినీ దాస్య నుంచి విడిచిపెడతానన్నట్టండి. ఇక్కడ ఎవరు చెప్పగలరు ధర్మరాజు అబద్ధమాడాడని? ఎక్కడ ధర్మరాజులో వెతికిన అధర్మం కనబడట్లేదు. ఈ ప్రశ్నకు అదే చాలా క్లిష్టమైనటువంటి సమస్య. యద్యేష గురురస్మాకం, అప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు చాలా విశేషంగా. యద్యేష గురురస్మాకం ధర్మరాజో మహామనాహ స ప్రభుస్యాత్ కులస్యాస్యానవయం మర్షయేమహి. అతడు మాకు గురువు, ధర్మరాజు మా గురువు, పైగా మాకు ప్రభువు, మా అందరికి అతడు రక్షకుడు. అలాంటి ఆ మహానుభావుని మేము మా సర్వస్వంగా భావిస్తున్నాం. పైగా ఈశోనః పుణ్య తపసాం ప్రాణానాపి ఈశ్వరః. అతడు మా తపస్సులకు ప్రాణాలకు ప్రభువు అతడు. అలాంటి ఆయన ముందు మమ్మల్ని ఓడేడు గనక మేము అస్వతంత్రులమయ్యాం గనక ఇలా నిలబడగలమే కానీ, లేకపోతే ఇక్కడ దుశ్శాసురుడి నేలపై నిలవగలిగేవాడే కాడు అన్నట్టు గట్టిగా. అంటే ఇక్కడ భీముడాడిన మాట కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ అంటే తాము కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నాం పరాక్రమం చూపించకుండా. ఎలాగైతే భీముడు ఆ కట్టుబడి ఉన్నాడో అదే కట్టుబడితో ఉన్నాడు ధర్మరాజు కూడా. ఆ తర్వాత కర్ణుడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిన్న మన వస్త్రాపరణం చూసిన దానికి ప్రేరణ కూడా కర్ణుడే, ఇప్పుడు మరొక ఘోర కృత్యానికి ప్రేరకుడవుతున్నాడు. ఇక్కడ ఒకటి, దాసుని భార్య మీద, అతడి సంపదల మీద, అన్నిటి మీద కూడా దాసుని యజమానికి అధికారాలు ఉంటాయి గనక నీపై కూడా మాకే అధికారం ఉన్నది. అంతేకాదు ఒక పని చేయి, నీకు ఎలాగో ఐదుగురు భర్తలు అన్నావు, ఇప్పుడు ఇక్కడ కౌరవుల్లో ఎవరినో ఒకరిని భర్తగా ఎన్నుకో. అన్యం వృణీష్వ పతిమాసు భావిని యస్మాత్ దాస్యన్నలభసే దేవనేన. ఎలాంటి వాడిని భర్తగా ఎన్నుకోవాలంటే మళ్ళీ జూదం ద్వారా నువ్వు దాసీవయ్యే పరిస్థితి ఎవడి వల్ల రాదో అలాంటి వాడిని ఎంచుకో. పైగా దాసీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది సుమా, అందుకు కొన్ని సమయాల్లో దాస్యత్వం మంచిది. స్వేచ్ఛతో ఎవరినైనా ఎంచుకోవచ్చామే. పైగా ఓడిపోయారు గనక ఇంకా వీరికి నీపై భర్తృత్వం కూడా లేదు. ఇక్కడ పరాక్రమము పౌరుషము పరమార్థమని యుధిష్ఠిరునికి తెలియట్లేదు. అందుకే ఇక్కడ నిన్ను పణం పెట్టి జూదమాడాడు అని ఎవరినైనా ఎంచుకో అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే భీముడికి మహాకోపం వచ్చినా నిగ్రహించుకుని ధర్మరాజుతో అంటున్నట్ట, ఆ సూతపుత్రుడు కర్ణుడు ఇంత కోపంగా మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని ధర్మానికి కట్టుబడి. కానీ నువ్వు అలా పణం పెట్టకుండా ఉండి ఉంటే ఈ కష్టం మాకు వచ్చేదా అని ఆర్తితో భీమసేనుడు ఒక మాట అన్నాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అక్కడ కూర్చుని, ఇప్పుడు ధర్మరాజా నువ్వు సమాధానం చెప్పాలి, నకులు సహదేవులు అందరూ నీ శాసనంలో ఉన్నారు గనక నువ్వే సమాధానం చెప్తూ అంటూ, పై ఎవరినైనా వరించు అని ఎప్పుడైతే కర్ణుడన్నాడో అక్కడ దుర్యోధనుడు ఒక్కసారి తన వస్త్రాన్ని పైకి ఎత్తి తొడ చూపిస్తున్నట్టండి. ఇక్కడికి అక్కడికి వచ్చి కూర్చో అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ తొడ చూపిస్తూ భయంకరంగా వ్యవహరిస్తున్నటువంటి దుర్యోధనుని చూసి ఒక్కసారి అంతవరకు ఒకనొక ఆర్తితో ధర్మరాజుతో మాట్లాడుతున్న భీముడు మహోగ్రుడయ్యట. తరుని ఎవురు కంటే ఒక్కరుడు భర్త ఎగట లగ్గు జూదంబున నాలినోటు వడని వానిగా తగు భర్తను బడయుమింక అనుచు రాధేయుడు ఉల్లసమాడేనంత. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట అన్నాడో ఇక్కడ దుర్యోధని ప్రవర్తన్ని వర్ణిస్తున్న నన్నయ్య గారు, అమ్ముదితన్ విభీత హరిణాక్షి కలాప విభాసి కేశ భారమ్మున ఒప్పుదా అని, తన రమ్య పృథూర తలంబు నెక్కగా రమ్మని సన్నసేసే ధృతరాష్ట్ర సుతాగ్రుజుడప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కుర్రంగ మృగేంద్రుడు భీముడు అల్కథోన్. దూరం నుంచి చూసిన భీముడు ఒక్కసారి మహోగ్రంగా ముందుకు వచ్చి అంటున్నాడు, దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున ఉండగ బిల్చిన యుద్ధురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండగదాపి ఘాత భగ్నోరు తరోరు చేసేద సుయోధను ఉగ్రరణాంగణంబునన్. గట్టి ప్రతిజ్ఞ పట్టాడండి. ఇక్కడ మనం గమనించవలసింది నిన్న దుశ్శాసనుడు గుండె చీల్చి నెత్తురు తాగుతానన్న ప్రతిజ్ఞ, పైగా ఇప్పుడు దుర్యోధనుడు తొడపగలగడతాననే ప్రతిజ్ఞ, పైగా తలని కాళ్ళతో తంతాను కూడా ప్రతిజ్ఞ చేస్తారండి ఇక్కడ. నిజంగా యుద్ధంలో తలని కాళ్ళతో తనడం అనేది విధి కాదు, కానీ ప్రతిజ్ఞకి అది విధి అవుతుంది. అంత గట్టిగా అక్కడ ప్రతిజ్ఞ చేసి, భీమసేన స్తమాలోక్య నేత్రే ఉత్పాల్యలోహితే పితృభిస్ సహసాలోక్యం మాస్మగచ్చేద్ వృకోదరం యజ్జేత మూర్రుం గదయా నభిన్యాంతే మహాహవే. ఈ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ తొడను బద్దలు చేయకపోతే ఈ భీముడు పితరులతో కలిసి పుణ్యలోకాలకు దూరమవుతాడు అని ప్రతిజ్ఞ పట్టాడు ఇక్కడ. అంత భీషణమైన ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశాడో అది చూసి విదురుడు ఒక్కసారి సభలో లేచాడు. ఎందుకంటే ఆ భీముని ప్రతిజ్ఞ ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసు. విదురుడు లాంటి వాళ్ళు ఒకవైపు ఒక పక్షం వైపు ఉండరండి, వాళ్ళు ఎప్పుడు ధర్మపక్షమే ఉంటారు. అందుకు మొత్తం కురువంశం నాశనం కాకుండా ఉండడానికి విదురుడు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదండి. ఇక్కడ మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, సభలో ఇంత పెద్దవాళ్ళు ఉండి కూడా ఏం మాట్లాడలేదేమని. ఏం మాట్లాడకపోండి, విదురుడు ఎంత గొంతు చిచ్చు గరిచాడు, విదురుడు పెద్దవాడు కాడా. భీష్మాదులు ఆ సమయంలో ధర్మాన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పి భీష్ముడు ఆగాడు, ద్రోణుడు మౌనం వహించాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే, విదురుడు అంత మాట్లాడితే దొరికిన మర్యాద ఏమిటి అది చూశారు. అలాగే ఇక్కడ ఇంకెవరు మాట్లాడినా అలాంటి మర్యాదే వాళ్ళకి దుర్యోధనాదుల వల్ల జరుగుతుంది. పైగా దుర్యోధనుడు అంత వదరబోతుతనం చూపిస్తున్నప్పటికీ ధృతరాష్ట్రుడు మౌనం వహించడమే పెద్ద అవమానం. ఇది ఇక్కడ ధృతరాష్ట్రుడు అవమానించినట్లే ఇన్ని పరిస్థితులు. పైగా ఇక్కడ మరొక అంశం, ఇది నిజానికి అరణ్య పర్వంలో దీని యొక్క రహస్యం ఛేదింపబడుతుందండి. ఇక్కడ అనేక అసురాంశలు దుర్యోధనాదులను ఆశ్రయించి ఉన్నాయి అని మనకి అరణ్య పర్వంలో కనబడుతుంది. ఆ సన్నివేశం అక్కడ చూద్దాం. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది, అసురాంశలు రెండు రకాలుగా ఉన్నాయట. కొందరు అసురాంశలతో పుట్టారు, కొందరిని అసురాంశలు ఆవేశించాయన్నాడు ఇక్కడ. ఎవరెవరి ఎందు అసురాంశలు ఆవేశించాయో అక్కడ సాక్షాత్తు పాతాళానికి దుర్యోధనుని సూక్ష్మ శరీరం తీసుకువెళ్ళిన అసురులే చెప్తారండి. అందుకే భారతం చదివేటప్పుడు కొన్ని సన్నివేశాలతో ఈ సన్నివేశాన్ని కలుపుకోవాలి, అప్పుడు కొన్ని సమాధానాలు లభిస్తాయి. అక్కడ చెప్తూ భీష్మద్రోణ కృపాచార్యాదుల్ని కూడా అసురాంశలు ఆవేశించి ఉన్నాయంటాడు ఇక్కడ. అంటే కొందరిలో ప్రవేశించే, కొందరిలో ఆవేశించే, రెండు విశేషాలే. అంటే వాళ్ళు జన్మత అసురాంశలు గల వాళ్ళు కొందరైతే, వాళ్ళు దేవతా స్వరూపులైనప్పటికీ కూడా ఆ సమయంలో అసుర బుద్ధులు ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే అసురత్వం బుద్ధిని ఆక్రమించిందో వాళ్ళకు కూడా ఒక గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది, గొంతు విప్పలేని పరిస్థితి, సత్యాన్ని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది అలాంటివి. అందుకే భీష్మాదుల విషయంలో ఎటువంటి ధర్మ విషయంలో శంకించిన అవసరం లేదు, కానీ వాళ్ళు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడడానికి కారణం ఒకనొక అసురు శక్తులు. ఎందుకంటే ఆ తల్లిని అంత అవమానిస్తేనే వాళ్ళకి అంత నాశనం జరుగుతుంది, అంత నాశనం జరిగితేనే భూభారం తీరుతుంది. ఇది ఒక ప్రణాళిక, దానికోసమే అవతరించినటువంటి సన్నివేశాలు కదా ఇవన్నీ కూడా. ఇది ఒకదానికోటి అన్వయించుకోవాలి. ఒక్కొక్కప్పుడు మన యుక్తి చమత్కారాలకి సంఘటనలు దొరకవండి. మన నిత్య జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాక ఆశ్చర్యపోతాం, ఇంత తెలిసి నేనెందుకు అలా ప్రవర్తించాను అని ఆశ్చర్యం. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అటువంటిప్పుడే విధి అనే మాట యొక్క ప్రవేశం లభిస్తుంటుంది. అది మనం పరిశీలించవలసినది. మొత్తానికి ఎప్పుడైతే విదురుడు మళ్ళీ లేచి భరత వంశస్థుల్లో పెద్ద అన్యాయం జరిగింది, హద్దులను అతిక్రమిస్తున్నారు ఈ ధార్తరాష్ట్రులు, దీనివల్ల ప్రమాదం ఏర్పడుతుంది అని గట్టిగా చెప్తూ, ఇక్కడ గెలిచినా ఓడినప్పటికి కూడా ఆ గెలుపు ఓటములు స్వప్నముల వంటివి అన్నాడు ఇక్కడ విదురుడు. ఈ మాట కూడా కొంచెం చిత్రమైనదే. అంటే ఈ ధర్మమా అధర్మమా, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు, ఈ విషయమును చెప్పడం స్వప్నముల వంటిది అన్నాడు. అంటే ఇదమిత్తమని నిర్ధారించలేనటువంటిగా ఉన్నాయి ఇక్కడ అంటూ, ఎప్పుడైతే విదురుడు కూడా మాట్లాడాడో అప్పుడు దుర్యోధనుడు నిజానికి విదురుడికి సమాధానం చెప్పకుండా ఇటు పాండవులతో ద్రౌపదితోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భీమార్జున్ నకుల సహదేవులందరి మాట నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నాను, నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని వీళ్ళు ఎవరైనా గట్టిగా చెప్తే నిన్ను దాస్యం నుండి విముక్తం చేస్తానన్నాడు దుర్యోధనుడు. ఈ సన్నివేశాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామంది అక్కడ దుశ్శాసనుడు వస్త్రములు లాగడం, తర్వాత కృష్ణుడు అనుగ్రహించడం అక్కడితో ఈ సన్నివేశాన్ని ఖండించేసుకుంటారు. కానీ తర్వాత జరిగిన చర్చ వీళ్ళు ఏ ఒక్కడైనా చెప్పని అని అన్నాడు. ఇక్కడ భీముడి సమాధానం ఎలా చెప్పాడో చెప్పుకున్నాం, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈశస్త్వయం కశ్య పరాజితాత్మ తజ్జానీధ్వం కురవ సర్వ ఏవ. ఇక్కడ అర్జునుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మహాత్ముడైన ధర్మరాజు మమ్మల్ని పణంగా పెట్టినప్పుడు ఆయన స్వతంత్రంగా ఉన్నాడు, కానీ ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆ స్వతంత్రత లేదు అని కౌరవులందరూ గ్రహించవలసినది అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ధర్మరాజు దోషమా అంటే అక్కడ ప్రేరేపించిన శకుని దోషం. ఎందుకంటే అది కూడదు అన్నప్పుడు శకుని ఎందుకు ప్రేరేపించాడు? కనుకనే తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టరాదు, ఇంకా దేని మీద అధికారం ఉండదు, ఇది కౌరవులందరూ గ్రహించాలి అని స్పష్టంగా అర్జునుడు చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన సంఘటన ఏమిటి అంటే, తతో రాజ్ఞో ధృతరాష్ట్రశ్చ గేహే గోమాయురుచ్చేరి వ్యాహరదగ్నిహోత్రే తం రసభా ప్రత్యభాషంత రాజన్ సమంతత ప్రక్షిణశ్చైవ రౌద్రాహ. ధృతరాష్ట్రుని ఇంట్లో ఉన్నటువంటి యజ్ఞశాలల్లోంచి నక్కల అరుపులు వినబడ్డాయి అన్నప్పుడు, గోమాయు నక్కల అరుపులు వినబడ్డాయి. దానికి బదులుగా బయట గాడిదలు కొన్ని వికృతమైన పక్షులు అరవడం మొదలుపెట్టాయట. ఇది అపశకునాన్ని సూచిస్తున్నాయి. ఆ తర్వాత సంజయుడితో కూడా చెప్పుకుంటాడు ఈ ఘట్టాన్ని చెప్తూ, ఎన్నో భయంకరమైనటువంటి అపశకునాలు ఇక్కడ కనబడ్డాయట. ఇక్కడ కొంత చెప్తాడు, భారతంలో కొంత జరిగాక ఈ సన్నివేశంలో జరిగిన అపశకునాలు చెప్తాడు. మొత్తం ధార్తరాష్ట్రుల యొక్క రథాల మీద ఉన్న ధ్వజాలు తగలబడ్డాయటండి. ఈ సమయంలో ఒక భయంకరమైన అపశకునాలు ఎదురయ్యాయి. ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో వెంటనే విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు స్వస్తి స్వస్తి అంటూ మంత్రాలు చదివారు ఇక్కడ. అంటే అపశకునాలు కనబడగానే ఏదో కీడు జరుగుతోంది అని ఉద్దేశించి స్వస్తి స్వస్తి అని చెప్పగానే, అప్పుడు గాంధారి తీవ్రమైనటువంటి వేదనతో ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి చెప్తున్నది, ఇది మనకి కీడు కలిగిస్తుంది సుమా, వెంటనే నువ్వు నివారింపజేయాలి, చూస్తూ కూర్చోవడం కాదని ధృతరాష్ట్రంతో చెప్తే, అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఇప్పుడు భయపడ్డాడండి. ఎంతవరకు కింజితం కింజితం అని కూర్చున్నటువంటి వాడికి ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో, అపశకునాల ఫలితము మొత్తం ధార్తరాష్ట్రుల నాశనమును సూచన అయ్యిందో. ఇక్కడ కూడా మనం గమనించవలసింది, మొత్తం దీనికి తెరదించింది ఎవరు? ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే ఈ విధంగా అక్కడ అపశకుల రూపంలో రాగానే. పైగా ఇక్కడ అర్జునుడు కూడా స్పష్టంగా చెప్పాడు విషయాన్ని, మనం గమనించుకోవాల్సిన అంశములు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కనుక వాళ్లే చెప్పారు, ఆ సమయంలో మొత్తం ముగిసింది భయం చేత. కనబడిన అపశకునాలతో భయపడిన ధృతరాష్ట్రుడు ఒక్కసారి తన యొక్క సింహాసనం నుంచి దిగి ముందుగా మందలించాడు దుర్యోధనుడిని. అప్పటి వరకు ప్రోత్సహిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు మందలిస్తున్నాడు. మందలించేటప్పుడు కూడా మందబుద్ధే అని ప్రారంభించట. ఇలాంటి మందలింపు ముందే చేసి ఉంటే ఇది గొడవేం లేదు. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా చేసిన మందలింపేం కాదండి, భయపడిపోయి చేస్తున్నాడు ఇది ఇక్కడ. పైగా అప్పటికే స్వస్తి స్వస్తి అంటూ అక్కడ ఉండలేక భీష్మాదులు పక్కకు వెళ్ళిపోయారట. అందుకు తాను, దుర్యోధన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నువ్వు మరణించిన వాడివే, నువ్వు మరణించినట్లే అని తెలుసుకో. ఎందుకంటే కురుశ్రేష్ఠులైనటువంటి ఈ సభలో పాండవ ధర్మపత్నిని పిలిపించి దుర్భాషలు ఆడుతున్నావే, దీని ఫలితం ఏంటంటే దుర్మరణం తప్పదు సుమా అన్నాడు అతడు కూడా. అంటే కనిపించిన శకునాల బట్టి వచ్చినటువంటి మాట ఇది. అప్పుడు పాంచాలి వైపు తిరిగి కొన్ని మాటలు అంటున్నాడు ఇక్కడ, అమ్మా మన్నించు, నువ్వు మొత్తం నాకున్న కోడళ్ళన్నింటిలోని సర్వోన్నతురాలివి, ధర్మపరాయణురాలివి, నీకు ఇష్టమైన వరం కోరుకో అమ్మా అన్నట్టు ఇక్కడ. ఏవ ముక్త్వా ధృతరాష్ట్రో మనీషి. వ్యాసుడు రచన ఏంటంటే, మన మొట్టమొదటి అనుక్రమణికాధ్యాయంలోనూ ఇక్కడ కూడా ధృతరాష్ట్రో మనీషి అన్నాడు. నిజానికి ధృతరాష్ట్ర మనీషి అంటే బుద్ధిమంతుడు అయిపోతాడు, కానీ సంధి చేస్తే ధృతరాష్ట్ర అమనీషి, బుద్ధిహీనుడైన ధృతరాష్ట్రుడు అని వస్తుంది ఇక్కడ. హితాన్వేషీ బాంధవానాం అపాయాత్ కృష్ణాం పాంచాలీ మబ్రవీత్ సాంత్వపూర్వం. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడో చక్కగా చెప్పారండి. తమ బంధువులని అంటే దుర్యోధనాదుల్ని వినాశం నుంచి తప్పించడానికై, వాళ్ళకి హితం కలిగించడానికై మొత్తం పరిస్థితిని విమర్శ్చేయిత అంటే మొత్తం ఆకళింపు చేసుకుని మాట్లాడుతున్నట్ట. ఇది కూడా నిజానికి కొడుకులు అధర్మం చేశారని ఉద్దేశంతో కాదు, కొడుకులకి ప్రమాదం జరుగుతుందేమో భయంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. వరం వృణిష్వ పాంచాలి మత్తో యదభివాంఛసి వధూనాం హి విశిష్టామే త్వం ధర్మపరమాసతి. ఓ పాంచాలి, నీకు ఏది వరమో అది కోరుకో, నేను తప్పకుండా ఇస్తాను అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అన్నాడో అప్పుడు పాంచాలి అంటోంది, దదాసి చే ద్వరం మహ్యం వృణోమి భరతశభ సర్వధర్మానుగ శ్రీమాన్ అదాసోస్తు యుధిష్ఠిర. మొట్టమొదటి వరం ఏమిటి అంటే, సర్వధర్మాల్ని అనుసరించేటువంటి యుధిష్ఠిరుడు యొక్క దాస్యము తొలగ్గాక అని మొట్టమొదటి కోరుకున్నది. ఎందుకంటే తనని పణం పెట్టి తనపై అధికారం తానే కోల్పోయాడు కదా, అది తిరిగి రావాలి, అతని దాస్యం పోవుగాక. కరుణతోడ నాకు వరము ప్రసాదింప బుద్ధి ఏని లోకపూజితుండు మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు వలన బాయవలయు వసుమతీశ. ఇది ఆమె కోరిన మొదటి కోరిక. వెంటనే రెండవ కోరికను కోరమని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు రెండవ కోరిక, సరథౌ సధనుష్కౌ చ భీమసేన ధనంజయౌ యమౌ చ వరమే వరయే రాజన్ అదాసాన్ స్వవశానహం. అంతేకాదు, కోల్పోయిన రథములు ధనుస్సులతో సహా భీమసేనుడు, అర్జునుడు, కవలలు అంటే నకుల సహదేవులు, వీళ్ళందరికీ కూడా దాస్యత్వం తొలగ్గాక అని పాండవుల దాస్యత్వాన్ని తొలగించింది. నిమ్మిని ధర్మజునలు వురుదమ్ములు తమ యాయుధముల తమ వర్మ వరూధమ్ములయు తోడ సకల హితమ్ముగ బాయంగవలయు దాస్యము వలనన్. ఇది రెండవ కోరిక. వెంటనే మూడవ కోరిక కూడా కోరుకో అమ్మ ఇస్తున్నాను, ఈ రెండు ఇచ్చానన్నట్ట. ఆ తల్లి వెంటనే క్షత్రియ స్త్రీ రెండు కోరికల కంటే ఎక్కువ కోరరాదు, ఎక్కువ కోరితే లోభం అవుతుంది, ఇది ధర్మ విరుద్ధం. చూసారా, ఈ పాండవులకు కానీ ద్రౌపదికి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనే ధర్మం అనే దాని నుంచి ఈసుమత పక్కకి తప్పరని, అది దానికి ఉన్నటువంటి విషయం. ఇక్కడ వాళ్ళకున్న గొప్పతనమంతా అదే. అదే భీష్ముడు చేసి మెచ్చుకున్నాడు, ఇంత కష్టమైన పరిస్థితుల్లోని ఇది ధర్మమా అధర్మమా అని చర్చిస్తున్నారేమిటి మీరు? ఒక్కసారి భీముడు గద తీస్తే ఏమవుతుంది, అర్జునుడు గాంధీ ఎక్కుపెడితే ఏమవుతుంది, ధర్మరాజు కోపంగా ఒక చూపు చూస్తే ఏమవుతుంది? అయినప్పటికీ ధర్మానికి కట్టబడ్డారు. అది అక్కడ భీష్ముడు చెప్పిన మాటల్లో ఉన్న మర్మం అది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఈమె కూడా ఇలాంటి పరిస్థితులు కూడా ఇంత మేరకే అడిగింది. పైగా ఇంకో మాట అంటుంది, వీళ్ళని దాస్యముక్తిని చెయ్యాలి, లేకపోతే నా పుత్రులు ఎల్లవేళలా దాసపుత్రులుగానే పిలువబడుతూ ఉంటారు అన్నది గొప్ప ఆ తల్లి యొక్క మాటలు. ఇది లోభో ధర్మస్య నాశాయ భగవన్నాహముత్సహే. లోభముతో ధర్మాన్ని నాశనం చేయాలని నేను అనుకోవట్లేదు. అనర్ఘా వరమాదాతుం తృతీయం రాజసత్తమా అని ద్రౌపది చెప్పినది. అప్పుడు తాను చాలా ధన్యురాలివమ్మా అని ఉత్తమురాలివని మెచ్చుకున్నాడు. తన వరములన్నీ కూడా అంగీకరించబడ్డాయి. అప్పుడు కర్ణుడు ఎత్తి పొడుపుగా అంటున్నట్ట, లోకంలో స్త్రీల గురించి చాలా విన్నాను కానీ కార్యసాధన స్త్రీ వల్ల జరగడం అనేది ఇక్కడ బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ పాండవులు ధాతరాష్ట్రులు కలిసి పెట్టుకున్న మంటని చల్లబరిచింది ద్రౌపది. మొత్తానికి పాండవులు అనే నావ నీటిలు పాండవులనే నావ మునిగిపోతూ ఉంటే వాళ్ళని తరింపజేయడానికి ద్రౌపది వరకు వచ్చింది అన్నాడు. అంటే అందులో ఎత్తుపొడివి ఏంటంటే ఒక స్త్రీ వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు, పాండవులకు స్త్రీ గతి అయింది అనగానే భీముడికి మహాకోపం వచ్చింది. కానీ చిత్రం ఏంటంటే భీముడి విషయంలో కూడా మనం పరిశీలించాలండి, ఎంత ఆగ్రహం ఉన్నా ధర్మం దాటి మాట్లాడలేదు భీముడు కూడా. భీముని పాత్ర ఔచిత్యం చూడాలి. మనం ధర్మరాజు గురించి చూస్తూ ఉన్నాం ఇప్పుడు, ఏమాత్రం తీసిపోరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇంతవరకు మాట్లాడిన వైనం మనం పరిశీలిస్తే ధర్మానికి కట్టుబడి వాళ్ళు మాట్లాడిన విధానం మనకు కనబడుతుంది. పైగా అర్జునుడు వెంటనే భీముడితో ఒక మాట చెప్తాడు, ఈయనుడు పరుషంగా మాట్లాడినా మాట్లాడకపోయినా ఉత్తమ పురుషుడు సమాధానం చెప్పరాదు, ప్రతిక్రియ తెలిసినప్పటికీ కూడా ఇటువంటి సమయంలో శత్రుత్వాన్ని స్మరించకుండా మౌనం వహించడం ధర్మం సుమా అని అర్జునుడు చెప్పాడు. అప్పుడు భీముడు మాత్రం ఆగ్రహంతో ఒక్క మాట అన్నాడు యుధిష్ఠిరునితో, అన్నా వీళ్ళందరినీ ఇక్కడికిక్కడే నేను సంహరించగలను, ఇప్పుడు ఈ చర్చలు ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ నినాదాలు ఇవన్నీ అనవసరం, వీరందరినీ చంపుతాను, భూమినంతటి నువ్వు పాలించుకో, నువ్వు అనుమతింపజేయవయ్యా అన్నట్టు. అదొకటి చేయొచ్చుగా అన్ను అనుమతించాలట ఆ మాట. అప్పుడు అర్జునుడు శాంతపరుస్తూ ఉండగా ఎలా ఉన్నాడయ్యా భీముడంటే, అతని యొక్క చెవుల్లోంచి నాసారంధ్రాల్లోంచి నేత్రాల్లోంచి అగ్ని పొగలు సెగలుగా వస్తుంది, అంత భయంకరంగా ఉన్నాడు. అప్పుడు ఎవరు భీముడిని చూసినా యముడిని చూసినంతగా భయపడ్డారు మొత్తం సభలో ఉన్నటువంటి వారు. ఆ సమయంలో అంత తీవ్రంగా ఉన్నటువంటి భూమిని వద్దకు ధర్మరాజు వచ్చాట. వచ్చి మహాభుజశాలి అయిన భీమసేనుని యొక్క భుజంపై చెయ్యి వేశాడు. వేసి అంటున్నాడు, మైవమిత్య బ్రవీచ్చైనం జోషమాస్వేతి భారత. ఇక్కడ ఒక్కొక్క పాత్రని పరిశీలించండి. ఈ సన్నివేశంలో ఆ ఔచిత్యాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆ భీముడు ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం అంటే భుజం మీ చెయ్యి వేసి మైవమిత్య బ్రవీత్ ఇలా మాట్లాడుకయ్యా, ప్రస్తుతం నువ్వు శాంతంగా ఉండాలి సుమా అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆ ధర్మరాజు హస్తస్పర్శకి మాటకి తాను లొంగి శాంతుడయ్యాడు. అప్పుడు ధర్మరాజు తిన్నగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, ఇప్పుడు నువ్వు మా ప్రభువువి, మేము ఏం చేయాలో నువ్వు ఆదేశించు, దాని ప్రకారం చేస్తాం అన్నాడు యుధిష్ఠిరుడు. ఎంత చక్కటి ప్రవర్తన చూడండి, ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి ఆ మాట అన్నాడు. అనగానే వెంటనే సంబోధన ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుడు కుత్సితమంతా జాగ్రత్తగా గ్రహించగలిగితే తెలుస్తుందని. ధృతరాష్ట్రుడు మాటలు ఇంత భయంతో ఇన్ని మాట్లాడినా వాళ్ళ లోపల కుత్సిత బుద్ధి అంతా ఇక్కడ తెలుస్తుంటుంది. ఇదంతా భయంతో మాట్లాడిన మాటలే. అజాత శత్రో భద్రంతే అరిష్టం స్వస్తి గచ్చత అనుజ్ఞాత సహధనాహ స్వరాజ్యమనుశాసత. ఓ అజాతశత్రు నీకు భద్రముగ్గాక నీకు శుభముగ్గాక నువ్వు బయలుదేరు, నీ సంపదలతో సహా నీ రాజ్యాన్ని నువ్వు ఇంకా పాలించుకో అన్నారు. ఇక్కడ అంటే ఆ సంపదలు రాజ్యం అన్నీ నువ్వే పాలించుకో అని ఇక్కడ అజాతశత్రు అని మాట అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞలు కానీ, పైగా మహానుభావుడు అర్జునుడు నిగ్రహించుకున్నాడని కూడా అందరికీ తెలుస్తుంది. అతనే సామాన్యుడు అండి, భీముడైతే మాటకు రెండు మాటలు అన్నాడు, అర్జునుడు నిగ్రహించుకున్నాడు. వీళ్ళు నిగ్రహించుకున్నారు కానీ వీళ్ళు ఆగ్రహిస్తే ఒక్క నిలబడ్డని ఇప్పుడు తెలిసింది ధృతరాష్ట్రునికి. అప్పటికి విదురుడు హెచ్చరించాడు, అపశకునాలు కనబడ్డాయి, దీనితో ఆడుతున్న మాటలు ఏంటంటే అజాతశత్రువు, ముందే అన్నాడండి ఇక్కడ, మా వాళ్ళు ఇన్ని అపరాధాలు చేసినా నీకు ఎవరి మీద శత్రుత్వం ఉండదు, నువ్వు చాలా క్షమాశీలివి, ఎవరినైనా క్షమిస్తావు, ఎందుకంటే నా వైరాణ్యభిజానంతి గుణాన్ పశ్యంతి నా గుణాన్ విరోధం నాదిగచ్చంతి ఏత ఉత్తమ పురుషాహ. ఉత్తమ పురుషులు అంటే ఎవరంటే, ఎవరు ఏవైనా చెడు చేసినా వాళ్ళ శత్రుత్వాలను మర్చిపోతారయ్యా, వాళ్ళలో దోషాలున్నా దోషాలను చూడకుండా గుణాన్నే చూస్తారు. అంటే చెప్పడం ఏంటి, మా వాళ్ళు చాలా తప్పులు చేశారు కానీ అది పట్టించుకోకు, వాళ్ళని మంచివాళ్ళని భావించు, పైగా నువ్వు ధీరులైన ఉత్తములు, ఇతరులు కఠినంగా మాట్లాడినా వాళ్ళు పరుషవచనం పలకరు, అహితం చెయ్యరు, అలాంటి ధీరుడు నువ్వు, ఉత్తమ పురుషుడు నువ్వు. అందుకే దుర్యోధనుడి కఠిన ప్రవర్తనని మనస్సులో పెట్టుకోకు, గుణములు తెలిసిన వాడు. మీ అమ్మ గాంధారిని చూసి, గుడ్డివాణ్ణి ముసలివాణ్ణి నీకు తండ్రి నన్ను చూసి మిత్రులందరితో కలిసి హాయిగా ఉండవయ్యా అన్నాడు. అదొకటి మళ్ళీ, నేను గుడ్డివాడిని, మీ అమ్మ మొహం చూడు, నా మొహం చూడు, నా మొహం చూడడానికి నేను ఇంకోరు చూడలేని కళ్ళు ఉన్నాయి రెండు, అందుకు అవి చూసి కాస్త నువ్వు నిగ్రహించుకోవయ్యా అని చెప్పడం ఇక్కడ. పైగా నువ్వు పాలకుడుగా ఉంటూ ఉంటే, సర్వశాస్త్రవేత్త అయినటువంటి విదురుడు మంత్రిగా ఉంటూ ఉంటే కురువంశం ఎప్పుడూ నశించదు సుమా. మీ ఐదుగురులో ఐదు గుణాలు అయ్యి ఉన్నాయా అన్నాడు ఇక్కడ. నిజానికి భయంతో మాట్లాడినా ధృతరాష్ట్రుడికి సత్యం తెలుసు, వ్యక్తిత్వాల యొక్క విశేషము తెలుసు, ఆ లక్షణాలు తెలుసుని తెలిసిపోతుంది ఇక్కడ. నీలో ధర్మము, అర్జునులో ధైర్యము, భీమసేనుల్లో పరాక్రమము, నకుల సహదేవుల్లో శ్రద్ధ, గురు శుశ్రూష, ఈ రెండు ఉన్నాయి. ఈ నకుల సహదేవులు ఆ పెద్దల్ని మన్నిస్తూ మౌనంగా ఉన్నారండి, వాళ్ళు వారి నిర్ణయమే మా నిర్ణయం అని వహించి ఉన్నారు. అందుకు వాళ్ళకు ఉన్నది శ్రద్ధ, గురు శుశ్రూష. శ్రద్ధ అనగా శాస్త్రవాక్యములు ఎందు విశ్వాసం, ఇక్కడ ఏంటి శాస్త్రవాక్యం, గురువాక్యమే, అందుకే ఆ రెండు వారికి ఉన్నాయి. అందుకు నీకు మేలు జరుగుతుంది, నువ్వు హాయిగా ఇంకా బయలుదేరి కాండవ ప్రస్థానానికి చేరుకు. మిత్రాని ద్రష్టుకామైన పుత్రాణాంచ బలాబలాన్. నిజానికి జ్యూతం ఎంత గొడవగా మారుతుందని అనుకోలేదు సుమా, నేనేదో ఒక సభ ఏర్పాటు చేసి మీరందరూ వచ్చి ఆనందంగా మిత్రాని ద్రష్టుకామైన నా మిత్రులందరినీ ఒక చూడాలని, నా పుత్రుల యొక్క బలాబలాలు పరిశీలించాలని పెట్టుకున్నానే తప్ప ఇంకే ఉద్దేశం నాకు లేదు అని చెప్తే సరేనని అప్పుడు ధర్మరాజాదులు తిరిగి కాండవ ప్రస్థానానికి బయలుదేరు. ఆ ప్రస్థానికి బయలుదేరుతూ ఉండగా ఇంద్రప్రస్థానికి, అప్పుడు కొద్దిసేపటికి ఇటు మళ్ళీ దుర్యోధనుడు శకుని మంతనాలాడేటండి ఇక్కడ కర్ణుడితో సహా. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఇలా విడిచిపెట్టేమా, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మహాప్రతీకార దృష్టితో వెళ్ళారు, వీరు తిరిగి విజృంభిస్తే మనం తట్టుకోలేం, మళ్ళీ మనం ఇంత కష్టపడి ఇంత వంచన చేసి వాళ్ళ సంపదను లాగాం, వాళ్ళ రాజ్యం తీసుకున్నాం, అధికారాలన్నీ తీసుకున్నాం, వాళ్ళని తీసుకున్నాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ చేజారిపోయాయి ఈ గుడ్డిరాజు తొందరపాటు వల్ల, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక రకంగా మరొక వ్యూహం పన్నుదా అన్నట్టు శకుని, మొత్తంగా వాళ్ళని మనం దూరం చేద్దాం కొంతకాలం, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళపై సంహారాలు పరాక్రమాలు చూపించే అవకాశం లేదు అంటూ ఇక్కడ అర్జునుడి యొక్క గొప్పతనం కొన్ని శ్లోకాలు వరుసగా వర్ణిస్తాడు ఇక్కడ. ఈ గొప్పతనం అంతా వెళ్ళి ధృతరాష్ట్రుడితో చెప్తారు, వీళ్ళందరూ కూడబొలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చి ధృతరాష్ట్రుడితో అర్జునుడు గొప్పతనాన్ని చెప్తారండి. ఇక్కడ మనకు అర్జునుడి యొక్క చరిత్ర అంతా తెలుస్తుంది, అర్జునుని వ్యక్తిత్వం చూసారా, పాండవులు ఎటువంటి వారు, శత్రువైనా సరే వారి గుణాన్ని కీర్తించవలసిందే, అది ఇక్కడ ఎంత కాదన్నా అని ఇక్కడ అర్జునుని గొప్పతనాన్ని బాగా కీర్తిస్తారు. అటువంటి అర్జునుడు మహాపరాక్రమశాలి, అలాంటి వారిని ఏదైనా ఉపాయంతో వంచింపజేయవలసినదే, ఎందుకంటే వాళ్ళు ఇలాగే విడిచిపెడితే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారము సంపద వాళ్ళ చేతిలో ఉన్నాయి కనుక మనం చేసినవేమి ఘనకార్యాలు కావు, ఇక్కడ వాళ్ళ భార్యను అవమానించాం, ఇన్ని చేసినవి కడుపులో పెట్టుకుని వాళ్ళు తిరిగి విజృంభిస్తే ఎవరు నిలవలేము, అలాంటి పరాక్రమశాలు కనుక మరేదైనా ఉపాయం చేయాలి అంటే, ఇప్పటికి నువ్వు ఉపాయాలు చాలా చూశాను ఇంక ఇప్పుడైనా ఊరుకో అన్నట్టు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఉపాయాలని చాలా చేసావు, అవన్నీ నీకు అపాయాలు అయ్యాయి, ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంక ఊరుకో అన్నట్ట. వెంటనే దుర్యోధనుడు అంటున్నాడు, బృహస్పతికి నీతి చెప్పాడు తెలుసా నీకు, కీడు చేసిన శత్రువులు ఎవరినైనా సరే వాళ్ళని యుద్ధం ద్వారా, యుద్ధం చేతకాకపోతే ఉపాయాలతోనైనా నశింపజేయాలి, శత్రుశేషం మిగల్చకూడదు అని అంటారు. పైగా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారంటే కుపిత సర్పాల్లో వెళ్ళారు ఒక్కొక్కరు, వాళ్ళు తిరిగి వెళుతున్నప్పుడు వైనం చూస్తుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆవేశం కనబడింది, అందరూ వచ్చి వర్ణిస్తున్నారు, వాళ్ళకి మనం చేసిన పరాభవం ఏనాడు క్షమించరానిదే, అవి వాళ్ళు మనస్సులో పెట్టుకుని కానీ ముందుకొస్తే ఎవరు నిలబడగలరు, ఇప్పుడు ఇంకో పని చేద్దాం వాళ్ళని దూరం చేయడానికి. నిజానికి ధృతరాష్ట్రుడు కుబుద్ధి మళ్ళీ బయటపడుతుంది ఇక్కడ. మళ్ళీ వాళ్ళని ద్యూతానికి పిలువు, ద్యూతానికి పిలిచి ఈసారి సంపదలు వ్యక్తులు వీటిని పణం పెట్టడం కాకుండా ఈ జూదంలో ఓడిపోతే వారైనా మేమైనా ఒకటే నియమం, అది 12 సంవత్సరాలు మృగచర్మాలు ధరించి వనంలో నివసించాలి. అటు తర్వాత 13వ సంవత్సరం జనుల మధ్యలో అజ్ఞాతవాసం చేయాలి. ఎక్కడ అరణ్యంలో గోహలో దాక్కుంటే లాభం లేదు, జనుల మధ్యలో అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు జాడ తెలిసిపోతే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఇది మేము ఓడినా అది చేస్తాం, వారు ఓడినా అది చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ధృతరాష్ట్రుడు కొంచెం అప్పుడు ఆలోచన పడ్డాడు. ముందు వద్దు వద్దు అన్నవాడు ఇప్పుడు కొంచెం ఆలోచన పడ్డాడు, ఎందుకంటే వాడికి కొంచెం భయం ఉన్నది. పైగా మొత్తం తన కొడుకే సార్వభౌముడు కావాలన్న తపనున్నది. ఇన్నిటి చేత కొంచెం ఆలోచన పడ్డాట. అప్పుడు వెంటనే అతడి యొక్క మెత్తబడ్డాన్ని చూసి అనుకుంటున్నారు. ధృతరాష్ట్రుడు చెప్తున్న మాట ఏంటంటే, పాండవులు ఎంత దూరం వెళ్ళి ఉన్నా సరే వారిని వెనక్కి పిలిపించు, వారితో కొత్త పందెంతో జూదమాడాలన్నట్టు వెంటనే దుర్మార్గుడు. అప్పుడు వెంటనే ఆ సభలో ఉన్నటువంటి ద్రోణుడు సోమదత్తుడు బాహ్యుడు వాళ్ళందరూ నివారించారు. అయినప్పటికీ వినలేదుట. అప్పుడు వచ్చింది గాంధారి, వచ్చి గొప్ప మాట అంటుంది, నిజంగా నువ్వు గుడ్డిరాజువేనయ్యా అన్నది. ఇక్కడ ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ దుర్యోధనుడి మాటే వింటున్నావు, మొదటి నుంచి నువ్వు ఇదే పని చేస్తున్నావు. నాకు దుర్యోధనుడి మీద ప్రేమ ఉంది లేక కాదు, ఎందుకంటే గాంధారి ప్రేమ కూడా కొంప ముంచిందండి. ద్రౌపదిని ఈడ్చి తీసుకురమ్మని పంపినప్పుడు దుశ్శాసనుడు ఆమె మీదకి వెళ్ళి జుట్టు పట్టి లాగబోతే రక్షించమని అంతఃపురంలోకి వెళుతుంది ద్రౌపది. అక్కడ గాంధారి ఉంటుంది కానీ ఒక్క మాట అన్నది, ఇది తెలుసుకోవాల్సింది. ఆమెది దుర్బుద్ధి ఉంది అక్కడ, ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో అప్పుడు భయపడి వచ్చిందే తప్ప అక్కడ ఒక్క అంతఃపురకాంత కూడా రక్షించలేదు. అందరూ గాంధారి ఉన్నది మర్చిపోరాదు. అందుకే పాంచాలి మాపాల్టి మృత్యు అని ముందే అనుకున్న విషయం మనకు గుర్తున్నదా? వ్యాసుడు కొన్ని కొన్ని వాక్యాలు వదులుతాయండి, పట్టుకోవాలి అక్కడ, అది ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఇక్కడ మాత్రం గాంధారి గట్టిగా నిలబడి ఒక మాట అంటుంది ఇక్కడ, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని వల్ల వంశం అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది సుమా. ఈ బాలకుల మాట మీరు మన్నిస్తున్నారు, ఇదేమైనా తగిన పని అయినటువంటిదేనా? అసలు పిల్లల్ని మీరు నిగ్రహించాలి, లేకపోతే వాళ్ళ హద్దులు అతిక్రమించి మరింత ప్రమాదపూరితంగా జరుగుతుంది సుమా. పైగా సంపద ఎలా తెచ్చుకోవాలో తెలుసా? ఈ మాట నిజానికి సువర్ణాక్షరాలతోనూ శిలాక్షరాలతోనూ రచించి పార్లమెంటుల్లోనూ అసెంబ్లీల్లోనూ రాజకీయ నాయకులకి పంచాలండి, అప్పుడు అవినీతి కుంభకోణాలు తగ్గుతాయి. గాంధారి చెప్పిన ఈ మాట చూడండి, శమేన ధర్మేణ నయేన యుక్త యాతే బుద్ధి శాస్తుతే మా ప్రమాదీ ప్రధ్వంసిని క్రూర సమాహిత శ్రీ మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్. గాంధారి చెప్తున్న మాట, నువ్వు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కాస్త నిగ్రహంగా ధర్మంగా మాట్లాడు, శమము ధర్మము నీతి చూపించవు, నీ బుద్ధి ఎల్లవేళలా శాంతముతో ధర్మముతో నీతితో ఉండుగాక, ఏనాడు పొరపాటు పడకుండా ఉండుగాక. క్రూరముగా అంటే నీతి విరుద్ధముగా సంపాదించిన సంపద వినాశహేతు అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జూదంతో సంపాదించి నీతితో సంపాదించింది అవుతుందా? అది వినాశహేతు అవుతుంది. మార్దవముగా ప్రౌఢముగా సంపాదించాలి అన్నాడు ఇక్కడ. అంటే మృదువైన అంటే ధర్మసమ్మతమైనది, ప్రౌఢము అంటే జ్ఞానసమ్మతమైనది అని ఇక్కడ అంటే ధర్మము యుక్తాయుక్త విచక్షణతో కూడినటువంటి తెలివితేటలు, వీటితో సంపాదించిన సంపదే పుత్రపౌత్రాభివృద్ధి కలిగిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. గాంధారి నోట ఆవేదనతో పలికిన మాట ధర్మశాస్త్రాల సారమిది. నిజంగా తెలుసుకోవాలి, ఆర్జన ఎప్పుడూ ధర్మసమ్మతంగా ఉండాలి. అది వంచనతో సంపాదిస్తే అది పుత్రపౌత్ర పరంపరకు చేరదు, వాళ్ళ వినాశనానికి కూడా హేతు అవుతుంది. దీని యొక్క సారాంశం అప్పుడు అంటున్నట్ట ధృతరాష్ట్రుడు చూడండి, విధి బలీయం అనేది ఇక్కడ కనబడుతుంది. వంశనాశనమైనా సరే నేను దుర్యోధనుణ్ణి ఆపలేను అన్నాడు ఇక్కడ. అంటే గాంధారి చెప్పినా వినలేదంటే వెనకాల ఒక అద్భుతమైన ప్రణాళిక ఏదో జరుగుతోంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇక్కడ గట్టిగా ధృతరాష్ట్రుడికి ఇది నాశనమవుతోందని తెలిసినా అంటున్నాడన్నా, తిరిగి నాశనమవుతుందని తెలిసినా ధర్మరాజు వచ్చాడన్నా, ఇక్కడ వీళ్ళు బుద్ధుల పైన దైవం యొక్క బలాన్ని మనం గమనించవలసింది. దీనికి నిన్న సూచనగా ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, గుర్తు ఉండి ఉంటుంది. ధర్మరాజు బయలుదేరుతున్నప్పుడే వ్యాసుడు ఒక శ్లోకాన్ని అందించాడు. మిరుమిట్లు కలిపే కాంతి కనబడుతున్నప్పుడు కళ్ళు ఉండి కూడా కనబడవు, దైవం బలీయమైనప్పుడు యుక్తాయుక్త విచక్షణ పనిచేయదు అని చెప్పాడు ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది, దైవం బలీయం. ఇక్కడ ధర్మాధర్మాల ప్రశస్తి పక్కన పెడదాం, దైవం యొక్క బలం ఎలా ఉన్నదో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే వీరు కోరుకున్నట్లు జరగని, పాండవులు తిరిగి రావాల్సిందే, నా కుమారులు జోదం ఆడవలసిందే అని చెప్పి ప్రాతికామిని పంపించాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు తిరిగి రమ్మను అని. అప్పుడు ఎప్పుడే తిరిగి రమ్మని చెప్పాడో ఒక్కసారి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ మళ్ళీ ఆదేశిస్తున్నాడేమిటి? మొత్తానికి విధి ప్రేరణ బట్టి మానవులకు శుభాశుభాలు జరుగుతాయని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని తెలిసిన వాళ్ళైనా విధి బలీయమైనప్పుడు వారు కూడా పొరపాటు పడడం జరుగుతుంటుంది అంటూ, అసంభవని హేమమయస్య జంతో తథాపి రామో లులుభే మృగాయ ప్రాయ సమాసన్న పరాభవానాం ధియో విపర్యస్తతరా భవంతి. అసంభవే హేమమయస్య జంతో. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. బంగారు జంతువు అంటూ ఒకటి ఉంటుందని ఎవరికైనా అనుకుంటారండి? బంగారు రంగు కలిగిన, బంగారుపు చర్మం కలిగినటువంటి లేడి ఎక్కడైనా భూమి మీద ఉంటుందా? ఉండదు. ఉండదని తెలిసి కూడా ఆ సీతారాములు అక్కడ మోహపడ్డారు కదా, వాళ్ళు పొరపాటు పడ్డారు కదా. ఎందుకంటే రాముడు ఎంత గొప్పవాడు, ఆ సీతమ్మ ఎంత గొప్ప తల్లి. అయినప్పటికీ అసంభవే హేమమస్య జంతో తథాపి రామో లులుభే మృగాయ. బంగారు లేడు అనేది భూమి మీద ఉండదని తెలిసి కూడా రామచంద్రమూర్తి ఆ మృగాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు జరగాలి గనక జరిగింది. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు జూతానికి వెళుతున్నాను అన్నట్టు. ఇక్కడ ధర్మరాజు మాటలోనే పూర్తిగా ఇక్కడ ధర్మరాజుకి ఒకనొక తెగింపు. అందుకే మొన్న చెప్పినప్పుడు కథలో పంచేంద్రోపాఖ్యానంలో చెప్పిన అంశం గుర్తున్నది కదా, యముడు రెండు భాగాలయ్యాడు. మొత్తం దుర్మార్గులైన రాక్షసుల నాశనానికై పూనుకున్నాడు అని. ఇప్పుడు ధర్మరాజులో యమ ధర్మరాజు అంశమైన జాగృతమైందో ఏమిటో మహానుభావుల్లో ఏం మాట అంటున్నాడు ఇక్కడ. అందుకే పతనమో పరాభవమో ప్రాయ సమాసన్న పరాభవానాం ధియో విపర్యస్తతరా భవంతి. ఇది కేవలం స్వయంగా ధర్మరాజు అనుకున్న మాటే. పతనమో పరాభవమో సంభవించదలుచుకున్నప్పుడు ఎవడి బుద్ధి అయినా విపరీతంగా ఆలోచిస్తుంది అని సోదరులతో సహా వెనక్కి తిరిగి జీవితానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు జీవితంలో అనుకున్నట్లే శకుని ముందే చెప్పాడు. వాళ్ళు అనుకున్నట్టుగా 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం. ఈ మాటలు చెప్పి ఏవం దైవబలావిష్టో ధర్మరాజో యుధిష్ఠిర. మళ్ళీ ఒక మాట వేశారు ఇక్కడ, దైవబలావిష్టో. ఒక్కొక్కప్పుడు యుక్తాయుక్త విచక్షణని కూడా ప్రారంభం బలీయంగా పనిచేస్తుంటుంది. ఇక్కడ మనం ఎన్ని తర్క వితర్కాలు చేసిన లాభం లేదండి. ధర్మరాజు ఎందుకు అలా ప్రవర్తించాడు ఇవన్నీ కూడా, ఎందుకంటే అక్కడ అధర్మము ధర్మం ప్రసక్తి లేదు. ధర్మం గురించి మాట్లాడాలా అంటే పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు అనే ధర్మం ఎలాగో ఉన్నది ఇక్కడ. అంతకంటే గొప్పది ఇక్కడ దైవబలం. దైవబలం దీన్ని అంగీకరించవలసిందే. మొత్తం ఇది ఒకనొక ప్రణాళిక, ఒకనొక లీలా విలాసం. ఇది గ్రహించవలసిన ఒక ప్రధానమైన అంశం. అందుకే ఇక్కడ ఇంతమంది అక్కడ నివారిస్తున్న భీష్మద్రోణాదులు నివారిస్తున్నప్పటికి కూడా బలావిష్టో ధర్మరాజో యుధిష్ఠిర దైవబలావిష్ట అని స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ మొత్తానికి మళ్ళీ పందెంలో ఓడిపోయారు పాండవులు. చెప్పిన ప్రకారంగా మృగచర్మాలు ధరించి వనవాసానికి బయలుదేరారు. ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏమిటంటే, ఎంత ద్యూతమైనా ఇచ్చిన మాట కట్టుబడ్డారు. ఆ సభలో అక్కడ ఉన్న పందెమనగా ఒకనొక కట్టుబాటు, నిబద్ధత, కమిట్మెంట్. నిబద్ధతయే సత్యము. ఆ కట్టుబాటుకే లొంగి ఉన్నాడు ధర్మరాజు. ధర్మరాజుకు లొంగి ఉండి అందరూ సత్యానికి లొంగి బయలుదేరుతున్నారు. ఇక్కడ సమర్థులై కూడా విధి యొక్క బలానికి అనుసరించి ధర్మానికి కట్టుబడి వీరందరూ బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడు దుశ్శాసనుడు అవమానకరంగా మాట్లాడతారండి. అక్కడ భీముడిని చూస్తూ, ధర్మరాజుని చూస్తూ, గొప్ప ఏకఛత్రాధిపత్యం పొందాడు, రాజసూయాగం చేశాడు, వెంటనే పరాజితులై ఘోర విపత్తి పాలయ్యాడు. చూశారా ఇక్కడ, ఇక వీళ్ళు తిరుగుళ్ళు ఎక్కడుంటాయి? ఎంతవరకు మైసభాభవనాలు, పరచిన తివాచీలు, ఇప్పుడు ఎగుడు దిగుడులో ఉన్నటువంటి బేళ్లలో, రాళ్లల్లో, చెట్లలో, చేమల్లో తిరుగుతారు ఇక్కడ నుంచి. పైగా యాగదీక్షలో మహాత్ములు మృగచర్మం ధరిస్తారట. ఇప్పుడు ఆటవికులు మృగచర్మం ధరించినట్లు లేరు వీళ్ళందరూ అని అందరికీ చూపిస్తూ వెక్కిరిస్తున్నాడు. పైగా ఆ ద్రుపదుడు పాంచాల్ని పాండవులకు ఇవ్వడం సరి అయిన పని కాదు. ఎందుకంటే అసమర్థులైన నపుంసకులకు ఇచ్చి వివాహం చేశాడు. ఎన్ని మాట్లాడుతున్నాడు దుశ్శాసనుడు చూడండి ఇక్కడ. పైగా అంత కోపంతో భీముడి దగ్గరకు వచ్చి అంటున్నట్ట, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావే, 13 ఏళ్ల తర్వాత నీకు సమాధానం లభిస్తుంది, మొత్తం మీరందరూ నశిస్తారు, మీ నాశనం కోసమే మీ నోటంట ఈ మాటలు వస్తున్నాయి అని గట్టిగా అంటే, వెంటనే గౌర్ గౌరితి స్నహ్వయన్ ముక్తలజ్జ, గౌహు గౌహు అన్నట్టండి దుశ్శాసనుడు. అంటే గౌహు గౌ అంటే యో ఎద్దు ఎద్దు అన్నట్టు భీముడిని. పైగా అక్కడ దుర్యోధనుడు కూడా వెక్కిరింతగా భీముడు నడక సింహగమనంలో వెళుతూ ఉంటే అనుకరిస్తూ వెనకాల నడుస్తూ వెక్కిరించేట. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని గట్టిగా అనుకుంటున్నాడు భీముడు. వాటిని నిగ్రహిస్తూ ఉన్నాడు అర్జునుడు. సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, మనం ప్రత్యక్షంగా సమాధానం చూపిద్దాం అని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఇతను ప్రతిజ్ఞలన్నీ మరొకసారి చెప్పి వీరందరూ కూడా అరణ్యం వైపు బయలుదేరారు. ఆ సమయంలో ఈ విదురుడు కుంతీదేవిని పిలిచన్నట్ట, అమ్మ నువ్వు మాత్రం అరణ్యానికి వెళ్ళవద్దు, ఎందుకంటే షరతుల్లో అది లేదు, నువ్వు అరణ్యాల్లో ఇక్కట్లు పడుకు తల్లి, మా దగ్గర ఉండు అని. విదురుని యొక్క రక్షణలో కుంతీదేవి ఉన్నది. ఆ కుంతీదేవి వెళుతున్న వేళ్లను చూసి ఎంత వేదన పడిందో. ఆ వేదన పడ్డప్పుడు ముందు ద్రౌపదితో చెప్తుంది, అమ్మా నీకు పెద్ద కష్టం కలిగింది, నువ్వు బాధపడకు, నీకు స్త్రీధర్మములని తెలుసు, శీలము ఆచారము అన్నీ నీకున్నాయి, భర్తల విషయంలో ఎలా ఉండాలి నీకు చెప్పక్కర్లేదు తల్లి. ఇక్కడ కుంతీదేవి మాటలన్నీ ఎంత ఉదాత్తంగా ఉంటాయి, నువ్వు సాధ్వివి, సద్గుణ సంపన్నురాలివి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ కౌరవులు చాలా అదృష్టవంతులమ్మా అన్నదిట, ఎందుకంటే నువ్వు కోపంతో ఒక్కసారి చూసుంటే వాళ్ళు అప్పటికప్పుడు నాశనమయ్యారు, నాశనమయ్యేవారు. కానీ నువ్వు కోపగించకుండా ధర్మ విషయంలో మాట్లాడేవు, నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావు, లేకపోతే నీ శాపాగ్ని కోపాగ్నికి వాళ్ళు దగ్ధమయ్యేవారు. సరే, నీ మార్గానికి ఏ ఆటంకాలు ఉండవు, నువ్వు వెళ్ళమ్మా, నీకు అభ్యుదయం కలుగ్గాక అంటూ పిల్లలతో ఒక మాట అన్నది. మీకు ఈ గొప్ప విపత్తు రావడం అనేది నువ్వు ఊహ కూడా చేయలేదు. నిజానికి నేను మిమ్మల్ని కన్నాక చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను. పైగా తిరిగి మేము పాండురాజు మరణం తర్వాత శతశృంగ పర్వతం నుంచి హస్తినికి వచ్చాం, అదే పెద్ద పొరపాటు చేశాం. ఆ శతశృంగ పర్వతం వద్దనే మేము ఉండిపోయి ఉంటే ఈ వనవాసాది కష్టాలు మీకు ఉండేవి కావు కదా. లేదా ఆ పాండురాజు మహానుభావుడు, నేను దురదృష్టవంతురాలిని, ఆయన చక్కగా వెళ్ళాడు ఉత్తమ లోకాలకి, నేను బ్రతికి ఉండి ఈ కష్టాన్ని చూస్తున్నాను. పోనీ మా చెల్లెలు మాద్రి, ఆవిడ మహాత్మురాలు, నువ్వు బాగా చూసుకుంటావు అని చెప్తే నాకు జీవితం మీద ఆశ పుట్టించింది. ఆమె ఆవిడ హాయిగా వెళ్ళిపోయింది, ఆవిడే ధన్యురాలైంది, ఆ భాగ్యం నాకు లభించలేదే అని దుఃఖిస్తూ, హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంరక్షణానుజ కస్మాన్నత్రాయసే దుఃఖాన్ మాచే మాంశ్చ నరోత్తమాన్. హే కృష్ణ ద్వారకావాసి, ఓ బలరామానుజ, మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు రక్షించట్లేదు? నువ్వు రక్షించట్లేదే అని నేను అనను, లాక్షాగృహం నుంచి రక్షిస్తున్నావు, అసలు అప్పుడు ఎందుకు రక్షించావు అని ఇప్పుడు అడుగుతున్నాను. అది అప్పుడే మమ్మల్ని రక్షించకుండా వదిలివేసి ఉంటే ఈ అవమానం ఈ బాధ లేకపోయేదే. అప్పుడు అంతా రక్షించినవాడు ఇప్పుడు ఎందుకు రక్షించలేదయ్యా స్వామి? ఇలా ఆర్తితో మాట్లాడుతూ ఉన్నది ఆ కుంతి. చిట్ట చివరికి వాళ్ళని దీవించి పంపినది. అప్పుడు వారు బయలుదేరి వెళుతూ ఉండగా విదురుడు మొదలైన వారు దుఃఖితులయ్యారు. కుంతి మరలింది. తిరిగి అక్కడ ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి అడుగుతున్నాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు ఇక్కడి నుంచి అని. వాడు కుతూహలం చూడండి ఎంత ఉన్నదా, వెళుతున్నప్పుడు ఏమని వెళ్ళారు, ఎలా వెళ్ళారు నాకు చూడాలనుంది, వాడు చూడలేదుగా, అందుకు మొత్తం వివరించి చెప్తున్నాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు వెళుతున్నప్పుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని వెళ్ళాడయ్యా, ఎవరెవరు ఎలా వెళ్ళారో చెప్తున్నాడు. భీమసేనుడు తన బాహువులను చూసుకుంటూ వెళుతున్నట్ట, అర్జునుడు ఇసుక చల్లుతూ వెళుతున్నట్ట, ఇక సహదేవుడు తన ముఖానికి మట్టి పూసుకుని వెళుతున్నాడు, అలాగే నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకుని వెళుతూ ఉన్నాడయ్యా, ఇక ద్రౌపది అయితే తన జుట్టుతో ముఖాన్ని కప్పుకుని రక్తసిక్తమైన వస్త్రంతో వెళుతూ ఉన్నదామె. ఈ విధంగా వెళుతూ ఉంటే పక్కన ధౌమ్యుడు మాత్రము చేతిలో దర్భలు పట్టుకుని రుద్రునికి యమునికి సంబంధించినటువంటి సామవేద భాగాల్ని పఠిస్తూ వెళుతూ ఉన్నాడు ఇక్కడ అన్నారు. ఇక్కడ ఇది ఆ వెళ్ళడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళారు కదా, దీనిలో ఏదైనా ఆంతర్యం ఉందా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. లేకేం కావలసిన ఉంటుంది అన్నాడు విదురుడు. ఏమిట ఆంతర్యం చెప్పు అంటే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మరాజు సామాన్యుడు కాడు, ఆయన వెళుతున్నప్పుడు అనేక మంది చుట్టూ చూస్తున్నారు కదా, ఆయన వేదనతో ఆగ్రహంతో రెండు భావాలతో ఉన్నాడు ఆయన. ఆ వేదన ఆగ్రహం ఒక మహాపురుషునికి కలిగితే ఆయన చూపుకు ఎదురుగా ఎవరుంటారో ఆ నాశనం ఒక తప్పదు అది. అందుకు తన చుట్టూ నిరపరాధులైన ప్రజలు చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి ప్రమాదం కలగకూడదని తన ముఖంపై వస్త్రాన్ని కప్పుకున్నాడు ఆయన, అది చెప్పారు ఇక్కడ. ఇక భీముడు బాహుబలాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడంటే ఇంత బాహుబలం ఉండి కూడా అక్కడ ఏమీ చేయలేకపోయాం ధర్మానికి కట్టుబడి, తర్వాత ఈ బాహువులతోనే సమాధానం చెప్తానని ఆయన చూసేట. ఈయన ఇసుకెందుకయ్యే ఎగరవేస్తున్నాడంటే ఎన్ని ఇసుక రేణువులు పైనుంచి పడుతూ ఉన్నాయో అన్ని బాణ పరంపర వీళ్ళపై కురిపిస్తానని ఉద్దేశంతో ఆయన వెళ్ళేట. ఇక మహానుభావులు నకులుడు సహదేవుడు నిజానికి గొప్ప సుందరులటండి, దుఃఖంతో ఉన్నప్పుడు సౌందర్యాన్ని వాళ్ళు కప్పుకుని వెళుతున్నారు. ఇక ద్రౌపది ఆ వెళ్ళడంలో ఆ జుట్టు విరగబోసుకోవడంలో వెళుతుంది. నిజానికి స్త్రీ ఎప్పుడు జుట్టు విరగబోసుకుని ఉండకూడదండి. మన ఆఖరికి దేవతల చిత్రాల్లో కూడా జుట్టు విరగబోసుకుని వాళ్ళు బొమ్మలు వేస్తున్నాం, జుట్టు విరగబోసుకుంటే దేవతలకు ఆపోజిట్లు వాళ్ళు, భూతాలు ప్రేతాలు అది తెలుసుకోండి. ఆఖరికి పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా జడలు వేసుకోకుండా జుట్టును కత్తిరించుకుని వేలాడేసుకుంటూ తిరుగుతుంటారు. అవి దేవతలకి వ్యతిరేక శక్తులకు ఉంటాయట అలాంటి వేషాలు. నేను శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను, కోపగించుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీరు చేస్తున్నదే ధర్మం అని చెప్పడానికి కాదు, ధర్మం ఏమిటో చెప్పాలి ఇక్కడ, అది కూడా విషయం ఇక్కడ. పైగా అప్పుడు ఆమె వేసుకుందంటే ఒకనొక ప్రతిజ్ఞ, ఇది అవభద స్నానంతో పవిత్రమైనటువంటి ఈ కేశముల పాపాత్ముడు లాగాడు, మళ్ళీ వాడు నెత్తురు తడవాలి దానికి అంటాలి, అది ప్రధానమైనటువంటి విషయం అక్కడ. నిజానికి చెప్పాలంటే జుట్టు విరగబోసుకుని రక్తసిక్తమైన స్వరూపంతో వస్తున్న ఆవిడ ఎవరై అంటే తమ్ కాళరాత్రి ఇది విద్ధి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాళరాత్రిగా ఇక్కడ నుంచి మనం పరిశీలించవచ్చామండి మహాకాళి. అందుకే భారత రహస్యం శాక్తేయ తత్వం తెలిసిన వారు ఆ తల్లి శచీదేవి ఇంద్రాణి పరాశక్తి యొక్క ఒక స్వరూపము స్వర్గలక్ష్మి. స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ మర్త్యలక్ష్మిశ్చ భూతలే, ఈ మాట మనం ప్రత్యక్షంగా ఆది పర్వంలో వ్యాసుని నోట విన్నాం, స్వర్గలక్ష్మి ఆవిడ అని. ఆ స్వర్గలక్ష్మి అధర్మం పాలితే కళరాత్రి అవుతుంది, అచ్చం సీతమ్మ వలే. అందుకే నేల నుండి పుట్టిన సీతమ్మ, నిప్పు నుండి పుట్టిన ద్రౌపది, ఈ రెండు కూడా అసురక్షయం కోసం అవతరించినటువంటి శక్తులే అని తెలుసుకోవాలి. ఈ విధంగా ద్రౌపది వెళుతూ ఉన్నది, ఇవన్నీ వర్ణించాడు. ఇక ధౌమ్యుడు దర్భలను నైరుతి వైపు చూస్తూ వెళుతున్నట్ట, నైరుతి అసుర దిశ అటు చూపిస్తూ చదువుతున్న మంత్రములు ఏమిటయ్యా అంటే సామగాన మంత్రములు, యమ సంబంధి రుద్ర సంబంధి, ఈ రెండు కూడా నాశనానికి సంబంధించినవే. అంటే ఈ కౌరవులు మరణిస్తే వారికి సంబంధించిన వారు కూడా వాళ్ళకి చేయవలసిన ఔర్ధ్వోదయ క్రియలు ఇలా చేస్తూ ఉంటారని సూచించుతూ వెళుతున్నాడు అతను అని ఈ విధంగా మొత్తం చెప్తూ ఉండగా, పైగా అక్కడ పాండవులు వెళుతూ ఉండగా హస్తినపుర ప్రజలు ఎంత వేదన పడ్డారో చెప్పాడు ఇక్కడ, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజాభిమానం పొందిన పాలకులు పాండవులు మాత్రమే, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళే ప్రజాభిమానం పొందారు, ఎందుకంటే ముందు పాలకుడు ఉండవలసిన అర్హత ప్రజాభిమానం పొందడం అండి. ధార్మికమైన చరిత్ర, ఆనువంశికమైన పవిత్రత అర్హతలతో పాటు ప్రజాభిమానం ఉండాలి. ప్రజలకు పాండవులపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటే, అనాథాస్మ వయం సర్వే వియుక్త పాండునందనై దుర్వినీతేషు లుబ్ధేషు కా ప్రీతి కౌరవేషు నహ. పాండవులు వెళ్ళిపోతే మనందరం కూడా అనాథలమే అనుకుంటున్నారు హస్తినపురవాసులు. దుర్వినీతేషు లుబ్ధేషు, నీతిరహితులు దుర్మార్గులు లుబ్ధులు అయినటువంటి కౌరవుల వల్ల మనకేమి లాభం ఉన్నది అని అందరూ బాధపడుతున్నారు. ఈ మాట విదురుడు ఉన్నదున్నట్టు చెప్పాడు, దీన్ని బట్టి నీ కొడుకులకి ఎంత పాపులారిటీ ఉందో ఆలోచించుకొని చెప్పడం అన్నట్టు. ఇలాంటి ప్రఖ్యాతి తెచ్చుకున్నారు, ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఆ తర్వాత పాండవులు వెళ్ళిన తర్వాత చిన్న తిన్నగా ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని. వీళ్ళు వచ్చి మొత్తం ఆ ద్రోణాచార్యుని వద్దకు వచ్చుకున్న ఆయుధాలు ఇచ్చి, సమస్త రాజ్యభారం మీకు అప్పజెప్తున్నాం, మీ ద్వారా జరగాలి ఇదంతా, ఎందుకంటే సమస్త అస్త్రశస్త్ర సంపదలు మీకున్నాయి కనుక మీరు మమ్మల్ని కాపాడుకోండి. పాండవులు దేవతల బిడ్డలు అని చెప్పేటప్పుడు ద్రోణుడు, వాళ్ళని ఏ ఒక్కరూ చంపలేరు, మీరు నన్ను శరణు కోరారు కనుక నా పని నేను చేయడానికి ప్రయత్నిస్తాను కానీ విధి బలవత్తరము. ద్రోణుడు ఏం దాచలేదండి, చక్కగా చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మీరందరూ కూడా తిరిగి పాండవులు 13 ఏళ్ళు వచ్చే వరకు మీ అందరికీ చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు. ద్రోణుడు మాటలు జాగ్రత్తగా వింటున్నాం కదా, వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు ఊపిరి పీల్చుకోవచ్చు, తర్వాత అది ఉండదు. ఏది ఊపిరి, ఆ సూచన రెండవది, ఆ మాట అనక్కర్లేదు, అర్థం చేసుకోవాల్సింది. పైగా నాకు ఒక భయం ఉన్నది, ఎందుకంటే ద్రుపదుడి యొక్క బంధువులు వీళ్ళు, ఆ ద్రుపద పుత్రుడు ఒకడు ఉన్నాడు దృష్టజ్యుమ్నుడు. ఇప్పుడు ప్రపంచానికంతరికీ తెలుసు దృష్టజ్యుమ్నుడు ప్రత్యేకంగా నన్ను సంహరించడానికి పుట్టాడు. వాళ్ళు ఇప్పుడు మరింతగా పాండవులవి బలంగా ఉంటారు. ఇప్పుడు మీ శ్రేయస్సు కోసం నాకు బాధ్యత పెట్టారు, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మీకుండే సుఖం ఎలాంటిది అంటే, చలికాలంలో తాటి చెట్టు నీడ ఒక ముహూర్తకాలపు సుఖాన్ని ఎలా ఇస్తుందో, చలికాలంలో తాటి చెట్టు నీడ ఎంత సుఖం ఇస్తుందో, ఇప్పుడు మీరు పొందేటువంటి సుఖం కూడా అలాంటిదే అన్నారంటే, తాటి చెట్టు నీడ కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది, రండి చలికాలంలో వెచ్చదనం కోసం వెళతారు, అలా మీరు పొందే సుఖం కూడా అలాంటిదే అంటే, తాటి చెట్టు ఎంతసేపు అండి దాని అంతే తాటాకుమంటారు, అలా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ, అది ఎంతసేపు ఉంటుంది, అదేవిధంగా మీరు అనుభవించే సుఖం కూడా అంతే వాళ్ళు వచ్చేవరకే అని చెప్పి, ఒక్కటి మాత్రం నిజం, 14 సంవత్సరాల తర్వాత పెద్ద యుద్ధం అనేది జరిగి తీరుతుంది సుమా అని చెప్పగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ద్రోణుడి చెప్పింది నిజమైనటువంటి మాటే, ఇప్పటికైనా మీరు వాళ్ళని వెనక్కి తెప్పించుకుంటే చాలా మంచిదే అంటున్నట్ట ధృతరాష్ట్రుడు. ఇతను ఎప్పుడు ఆ మాట భయపడ్డప్పుడల్లా ఇలా అంటూ ఉంటాడండి. పైగా ఒక మాట అన్నాడు, నేను ఇలా చెప్పానని చెప్పి మీరందరూ అది నిజం అనుకోకండి అని ముందే చెప్పాడు వాళ్ళకి. నేను సభలో వాళ్ళందరి ప్రీతి కోసం ఏదో అంటూ ఉంటాను, కానీ వాళ్ళ దూరంగా వెళ్ళడం దెబ్బతినడం నాకు చాలా ఇష్టం ఉన్నవాడు కడుపులో ఉన్నది ముందే చెప్పాడు విదురుడు, గుర్తున్నది కదా, అది అలాగే గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోయినా దుర్యోధనుడు గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు పాండవులు మాట్లాడుతున్నట్టున్న ఇదంతా మనవాడే ధృతరాష్ట్రుడు. పెద్ద ధృతరాష్ట్రుడు సంజయుడిని కూడా పిలిపించి ఒక మాట అంటాట, అవును జరిగిందంతా చూసావా, నాకు చాలా వేదనగా ఉందయ్యా అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కుతూహలం అండి. తర్వాత సంజయుడు కూడా గట్టిగా చెప్తాడు, ఏమైనప్పటికీ కూడా భగవన్ నిర్ణయం చాలా బలంగా ఉన్నది, ఇప్పుడు జరిగినది ఇది, మొత్తానికి అపశకునాలు బాగా కనబడుతున్నాయి కనుక దుష్ఫలితాలు తప్పవని నాకు అనిపిస్తోందని సంజయుడు కూడా చెప్పాడు ధృతరాష్ట్రుడితో. దీనితో మనకి సభాపరం పూర్తవుతుంది. ఇక అరణ్య పర్వంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ అరణ్య పర్వం సామాన్యమైనది కాదు, నిజానికి ఇక్కడ ఉన్న ఆత్మీయులందరికీ తెలుసు మన భారత ప్రస్థానం నిజానికి అరణ్య పర్వంతో ప్రారంభమైంది. సాధారణంగా విరాట పర్వంతో మొదలుపెట్టాలి కదండి అని కొందరు అంటూ ఉంటారు, ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉన్నారని. కానీ విరాట పర్వంతో మొదలుపెట్టాలని ఎక్కడైనా శాస్త్రవాక్యం ఒకటి కనబడితే తప్పకుండా గ్రహించవచ్చు, కానీ ఎక్కడ శాస్త్ర ప్రమాణం లేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎక్కడి నుంచి భారతం మొదలుపెట్టాలనేది భారతంలో చక్కగా చెప్పారు. మొట్టమొదట పర్వంలో ఆది పర్వంలో వ్యాసుడు చెప్తాడు. కొందరు అనుక్రమణికాధ్యాయంతో ప్రారంభిస్తారు, కొందరు ఆస్తిక పర్వంతో ప్రారంభిస్తారు, కొందరు వైశంపాయనుడు జనమేజయంతో చెప్పడం నుంచి ప్రారంభిస్తారు అంటే మూడు భాగాలు చూపిస్తాడు మొట్టమొదట. ఇది భారత పారాయణ క్రమం చూపించాడు ఎవరు, వ్యాసుడే. అని వ్యాసుడు చెప్తుంటే మనకేంటండి, అనుక్రమణికాధ్యాయంతోనూ ప్రారంభించవచ్చు. ఆస్తిక పర్వము అంటే ఆస్తికుడు వృత్తాంతం అది. తర్వాత సర్పయాగం అంతా చివరిలో జనమేజయం దగ్గరకు వచ్చి వైశంపాయనుడు వచ్చి ప్రారంభించారు. ఈ మూడు విధాలుగా భారతం పారాయణ చెయ్యాలని వ్యాసుడే చెప్పాడు. మరి విరాట పర్వం నుంచి చెప్పడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పైగా విరాట పర్వం చదివితే వర్షాలు పడతాయి అని ఒక మాట మనకు కనబడుతుంది. కనబడడం ఏంటి, ప్రత్యక్షంగా కనబడుతుంది, ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ అనేక చోట్ల. అయితే ఒకనొక సభలో జరిగిన ఒక చిన్న అంశం, ఎందుకంటే భారతాన్ని గురువుల దయ వల్ల, ముఖ్యంగా మా పితృపాదుల యొక్క కృప వల్ల అనేక చోట్ల అనేక కోణాల్లో చెప్పుకోవడం జరిగింది, భాగ్యం. అందులో ముఖ్యమైన ఉపాఖ్యానాలను విశ్లేషిస్తూ, ధర్మ సూక్ష్మాలను విశ్లేషిస్తూ వివిధ విధాలుగా చెప్పడం జరిగింది. కానీ సంపూర్ణ భారతాన్ని మాత్రం చెప్పడం ఇదే ప్రథమం, అది ఒప్పుకుంటాం. ఒక్క శాంతి అనుశాసనికాలు 18 రోజులు చెప్పడం జరిగిందండి. ఇక్కడున్న కొందరికి తెలుసు హైదరాబాద్ నగరంలో 16 రోజులు చెప్తే ద్వారకలో 2 పూటల 9 రోజులు చెప్పడం జరిగింది. 18 పూటలు ఏమిటి, 2 పర్వాలు శాంతి అనుశాసనికాలు, అంత విశేషంగా చెప్పడం జరిగింది. అరణ్య పర్వం ఒక్కటి 12 రోజులు ఒక చోట చెప్పడం జరిగింది. ఇదే హైదరాబాద్లో 2 పర్యాయాలు 7 రోజులు ఒకసారి 9 రోజులు ఒకసారి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందుకే మళ్ళీ హైదరాబాద్లో చెప్పక్కర్లేదు కదా, అంత చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ విశేషములు ఏమిటి అంటే అనేకముల చోట్ల జరుగుతున్న సందర్భంలో ఏలూరులో ఒకప్పుడు సంఘటన జరిగిందండి. అది జరిగి చాలా కాలం, సుమారు 10 ఏళ్ల క్రితం. అప్పటి పరిస్థితి బట్టి ఇక్కడ చాలామంది గుర్తు ఉండే ఉంటుంది. ఒకనొక కరువు ఏర్పడింది మొత్తం తెలుగునాట. అప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుగునాట ఒకనొక కరువు. ఒకవైపు పక్క రాష్ట్రం వాళ్ళ యొక్క విధానాల వల్ల మన కృష్ణానది నీరు రాని కాలం, ఆ సమయంలో మంచి మండుటండలు వర్షాల్లో, ఆ సమయంలో అరణ్య పర్వం ప్రవచనం చెప్పడం జరిగింది. అయితే వర్షాల కోసం ఎవరైనా విరాట పర్వం చెప్తారు కదండి, అరణ్య పర్వం చెప్తారంటే ఎందుకు అలా అనిపించిందో, అరణ్య పర్వం ఎందుకు ఎంచుకున్నామని చెప్పడానికి ఇది ఇక్కడ విశేషం. ఇప్పుడు ఆ పర్వంలోకి వెళుతున్నాం కనుక, అరణ్య పర్వం చెప్తున్నంతసేపు అక్కడ వర్షాల్లో, అరణ్య పర్వం పూర్తయి వేదిక పైనే, ఎక్కడైనా సరే పాండవుల్ని స్మరిస్తే తప్పకుండా మంచి వర్షం జరుగుతుంది. అరణ్య పర్వంలో కూడా అన్ని ధర్మములు చెప్పబడుతున్నాయి కనుక అరణ్య పర్వం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, అది మనం విని ధన్యులమయ్యామని చివరికి స్వస్తివాక్యం చెప్పి వ్యాసపీఠంపై పుస్తకం మూసేమే లేదో ఒక్కసారి వృష్టి పడిందండి. ఇది చిత్రం ఏంటంటే ఆ ఏడాది నుంచి వర్షాలకు కరువులు, కృష్ణానికి పొంగు పొరలింది. ఈ మహిమ దేనిదంటే భారతానిది, భారతం ఫలితమిదని చెప్పడం. ఎందుకయ్యా అంటే భారతం లాంటి యజ్ఞ రహస్యాలు ఉన్నాయి, అందుకే భారతం వినడం అంటే సామాన్యం కాదు. అందుకే భారత సంప్రదాయం ఏమిటి, ఆ పద్ధతులు ఏమిటి, ఇవన్నీ పెద్దల శిక్షణలో నేర్చుకుని అవి ఇక్కడ వల్లివేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ స్వబుద్ధితో చెప్పేదేమీ లేదని సవినయంగా ఇక్కడున్న పెద్దలకి పాద నమస్కారం చేసుకుని చెప్పుకుంటున్నాను. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరణ్య పర్వం అంటే ఒకనొక ప్రీతి కలుగుతుంది, ఎందుకంటే అరణ్య పర్వం నిండా ఋషుల మాటలు, ఋషుల మాటలు, ఋషుల పలుకులుంటే ఒళ్ళు పులకిస్తుందండి. పైగా అరణ్య పర్వం సాధనా పర్వం, మరొక ఉద్దేశం సాధన, సాధన. అన్నీ అనుకూలిస్తున్నప్పుడు అందరూ గొప్పవాళ్లే, ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళ యొక్క ధర్మములు ఏమిటో తెలుస్తాయి. కనుక ఒక మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వం వాడి యొక్క కష్టకాలంలో తెలుస్తుంది. కనుకనే యుధిష్ఠిరుని యొక్క వ్యక్తిత్వం, అతని సాధన, అతని తపస్సు ఇవి. అందుకే సాధకులకు చాలా ఉపకరించే పర్వం అరణ్య పర్వం. ఒక విధంగా చూడాలంటే అరణ్య పర్వం వచ్చేకే ఋషులు చెప్పే వృత్తాంతాలు ధర్మబోధలు ఎక్కువ కనబడతాయండి. ఆది సభల్లో ఉన్నప్పటికీ తావన్మాత్రంగా గోచరిస్తాయి. అరణ్య పర్వంలో అత్యంత విస్తారంగా కనిపిస్తుంది. అది చిత్రమైనటువంటి అంశం, అద్భుతమైన అంశాలు కనబడతాయి. ముఖ్యంగా మార్కండేయ మహాముని వచ్చి చెప్పినటువంటి గాథలు చాలా ఉంటాయి. ఆ గాథల్లో ఎన్ని ధర్మాలు, ఎన్ని విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది మహర్షులు వస్తుంటారు. ముందు అరణ్య పర్వం గురించి మనం దాని స్వరూపం తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఘట్టాలు చెప్పక్కర్లేదు. అరణ్య పర్వంలో ప్రధాన ఘట్టాలు వదలం, ఇది కూడా తెలుసుకోవాల్సినది. ప్రతి పర్వాన్ని కూడా శాస్త్రసమ్మతంగా ఎంత మేరకు పరామర్శ చేయాలో అంత పరామర్శ చేసుకుంటూ వెళుతూ, ఎక్కడైతే కొన్ని కొన్ని మహావిషయాల్లో కొన్ని శంకలు ఉంటూ ఉంటాయో వాటిని వీలైనంత శాస్త్రవాక్యములతో సమర్థిస్తూ పెద్దల అడుగుజాడల్లో విమర్శిస్తూ వెళదాం. ఈ అరణ్య పర్వంలో విశేషం ఏంటంటే, అరణ్య పర్వం మొట్టమొదటి నుంచి అరణ్య పర్వం చెప్పడానికి ఒక పెద్ద కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ కలియుగంలో సర్వదోష భంజకమైన నల చరిత్ర అరణ్య పర్వంలో చెప్పబడుతుంది. ఆ కారణం చేత అరణ్య పర్వాన్ని చెప్పుకున్నాం మరి ఏం కాదు. ఆ నల చరిత్ర చాలండి అద్భుతం. దాన్ని అనేక రకాలుగా విశ్లేషించుకుంటూ ఇప్పుడు అనేక మళ్ళీ చెప్పుకున్నాం కనుక విస్తారంగా చెప్పనక్కర్లేదు, కానీ స్మరిస్తే చాలు. ఆ పర్వం వచ్చినప్పుడు కేవలం నల చరిత్ర చేతనే అరణ్య పర్వాన్ని అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ నల చరిత్ర సామాన్యం కాదు. పైగా ధర్మాలు చెప్పేటప్పుడు రెండు అంశములు కనబడతాయి అరణ్య పర్వంలో. ఒకటి, ధర్మరాజుకి ధర్మం తెలియదా చెప్పడానికి, ఇది తెలియవలసింది ఇక్కడ. రెండవ కారణం ఏంటంటే, ధర్మాలు తెలియజేయడం వల్ల ధర్మరాజుకి ప్రయోజనం ఏమిటి. ఈ రెండు మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. ఆ సందర్భంలో వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రశ్నలు ముందు పెట్టుకుని అరణ్య పర్వంలో మనం ప్రవేశిద్దాం.